కృష్ణయజుర్వేద తైత్రీయ శాఖాయాం ప్రథమ కాండే అష్టమ ప్రపాఠకస్య ఘన పారాజన ప్రారంభ. హనుమత్యై పురోడాశం పురోడాశమనుమత్యా హనుమత్యై పురోడాశమష్టాకపాలమష్టాకపాలం పురోడాశమనుమత్యా హనుమత్యై పురోడాశమష్టాకపాలం హనుమత్యానుమత్యై పురోడాశమష్టాకపాలమష్టాకపాలం పురోడాశం పురోడాశమష్టాకపాలం నిర్నిరష్టాకపాలం పురోడాశం పురోడాశమష్టాకపాలం నిష్టాకపాలం నిర్నిరష్టాకపాలమష్టాకపాలం నిర్వపతి వపతి నిరష్టాకపాలమష్టాకపాలం నిర్వపతి ష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపతి వపతి నిర్నిర్వపతి ధేనుర్ధే నిర్వపతి నిర్నిర్వపతి ధేనుపతి ధేనుర్ధే నిర్వపతి వపతి ధేనుర్దక్షిణ దక్షిణ ధేనుర్వపతి వపతి ధేనుర్దక్షిణ ధేనుర్దక్షిణ దక్షిణ ధేనుర్ధే నిర్దక్షిణ యే యే దక్షిణ ధేనుర్ధే నిర్దక్షిణ యే దక్షిణ యే యే దక్షిణ దక్షిణ యే ప్రత్యంజ ప్రత్యంజో యే దక్షిణ దక్షిణ యే ప్రత్యంజ యే ప్రత్యంజ ప్రత్యంజో యే యే ప్రత్యంజశ్యమ్యాజాశ్యమ్యాజాః ప్రత్యంజో యే యే ప్రత్యంజశ్యమ్యాజాః ప్రత్యంజశ్యమ్యాజాశ్యమ్యాజాః ప్రత్యంజః ప్రత్యంజశ్యమ్యాజాః వశీయందే వశీయందే శ్యమ్యాజాః ప్రత్యంజః ప్రత్యంజశ్యమ్యాజాః వశీయందే శ్యమ్యాజాః వశీయందే వశీయందే శ్యమ్యాజాః శ్యమ్యాజాః వశీయందే తంతమ వశీయందే శ్యమ్యాజాః శ్యమ్యాజాః వశీయందే తం వశీయందే తంతమ వశీయందే వశీయందే తన్నైరు తన్నైరు తంతమ వశీయందే వశీయందే తన్నైరు తం ృతమేకపాలమేకపాలన్నైరుతమేకపాలం కృష్ణం కృష్ణమేకపాలం నైరుతమేకపాలం కృష్ణం నైరుతమేకపాలం కృష్ణం కృష్ణమేకపాలమేకపాలం కృష్ణం వాసో వాస కృష్ణమేకపాలమేకపాలం కృష్ణం వాసకపాలమిత్యేకపాలం కృష్ణం వాసో వాస కృష్ణం కృష్ణం వాస కృష్ణదోషం కృష్ణదోషం వాస కృష్ణం కృష్ణం వాస కృష్ణదోషం కృష్ణదోషం కృష్ణదోషం వాసో వాస కృష్ణదోషం దక్షిణ దక్షిణ కృష్ణదోషం వాసో వాస కృష్ణదోషం దక్షిణ కృష్ణదోషం దక్షిణ దక్షిణ కృష్ణదోషం కృష్ణదోషం దక్షిణ దక్షిణ కృష్ణదోషం కృష్ణందోషం దక్షిణావీ కృష్ణదోషమితి కృష్ణదోషం దక్షిణావి దక్షిణ దక్షిణావీ హివి దక్షిణ దక్షిణావీ స్వాహాస్వాహేహిస్వాహాహుదిమాహుదిగ్నస్వాహేహిస్వాహాహుదిమాహుదిగ్నస్వాహాస్వాహాహుదిం జుషాణోజుషాణాహుదిగ్నస్వాహాస్వాహాహుదిం జుషాణః ఆహుదిం జుషాణోజుషాణాహుదిమాహుదిం జుషాణః ఏష ఏష జుషాణోజుషాణః ఏష తేత నిరుతే భాగో భాగో నిరుతే భాగో భూతే భూతే భాగో నిరుతే భాగో భూతే భాగో భూతే భూతే భాగో భాగో భూతే హవిష్మతి హవిష్మతి భూతే భాగో భాగో భూతే హవిష్మతి భూతే హవిష్మతి హవిష్మతి భూతే భూతే హవిష్మత్యస్యసి హవిష్మతి భూతే భూతే హవిష్మత్యసి హవిష్మత్యస్యసి హవిష్మతి హవిష్మత్యసి ముంచ ముంచాసి హవిష్మతి హవిష్మత్యసి ముంచాసి ముంచ ముంచాస్యసి ముంచేమమిమం ముంచాస్యసి ముంచేమం ముంచేమమిమం ముంచ ముంచేమమగుంహసో గుంహస ఇమం ముంచ ముంచేమమగుంహస ఇమమగుంహసో గుంహస ఇమమిమమగుంహస స్వాహా స్వాహా గుంహస ఇమమిమమగుంహస స్వాహా స్వాహా స్వాహా గుంహసో గుంహస స్వాహా నమో నమః స్వాహా గుంహసో గుంహస స్వాహా నమః స్వాహా నమో నమః స్వాహా స్వాహా నమో యో యో నమః స్వాహా స్వాహా నమో యః నమో యో యో నమో నమో య ఇదమిదం యో నమో నమో య ఇదం ఇదమిదం యో య ఇదం చకార చకారేదం యో య ఇదం చకార చకార చకారేదమిదం చకారాదిత్యమాదిత్యం చకారేదమిదం చకారాదిత్యం చకారాదిత్యమాదిత్యం చకార చకారాదిత్యం జరం జరమాదిత్యం చకార చకారాదిత్యం జరన్ని ఆదిత్యం జరం జరమాదిత్యమాదిత్యం జరన్నిరణ్యమాదిత్యమా నిశ్చరంజరుణిర్వపతిపతిశ్చరంజరుణిర్వపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిప

దక్షిణా దక్షిణా వాసో వాసో దక్షిణా సరస్వత్యై సరస్వత్యై దక్షిణా వాసో వాసో దక్షిణా సరస్వత్యై దక్షిణా సరస్వత్యై సరస్వత్యై దక్షిణా దక్షిణా సరస్వత్యై జరుంజరుగం సరస్వత్యై దక్షిణా దక్షిణా సరస్వత్యై జరుం సరస్వత్యై జరుంజరుగం సరస్వత్యై సరస్వత్యై జరుగం సరస్వతే సరస్వతే జరుగం సరస్వత్యై సరస్వత్యై జరుగం సరస్వతే జరుగం సరస్వతే సరస్వతే జరుం జరుగం సరస్వతే జరుం జరుగం సరస్వతే జరుం జరుగం సరస్వతే జరుం సరస్వతే జరుం జరుగం సరస్వతే సరస్వతే జరుం మిథునౌ మిథునౌ జరుగం సరస్వతే సరస్వతే జరుం మిథునౌ మిథునౌ మిథునౌ జరుం జరుం మిథునౌ గావో గావో మిథునౌ జరుం జరుం మిథునౌ గావో మిథునౌ గావో గావో మిథునౌ మిథునౌ గావో దక్షిణా దక్షిణా గావో మిథునౌ మిథునౌ గావో దక్షిణా గావో దక్షిణా దక్షిణా గావో గావో దక్షిణా దక్షిణేతి దక్షిణా అష్టాకబాలమష్టాకబాలమాగ్నేయమాగ్నేయమష్టాకబాలన్నిర్నిరష్టాకబాలమాగ్నేయమాగ్నేయమష్టాకబాలన్నిః అష్టాకబాలమిర్నిరష్టాకబాలమష్టాకబాలన్నిర్వపతి వపతి నిర్వపతి నిర్నిర్వపతి సౌమ్యగో సౌమ్యం వపతి నిర్నిర్వపతి సౌమ్యం సౌమ్యగో సౌమ్యం వపతి వపతి సౌమ్యం జరుం జరుగో సౌమ్యం వపతి వపతి సౌమ్యం జరుం సౌమ్యం జరుం జరుగో సౌమ్యగో సౌమ్యం జరుగో సావిత్రగో సావిత్రం జరుగో సౌమ్యగో సౌమ్యం జరుగో సావిత్రం జరుగో సావిత్రగో సావిత్రం జరుం జరుగో సావిత్రం ద్వాదశకబాలం ద్వాదశకబాలగో సావిత్రం జరుం జరుగో సావిత్రం ద్వాదశకబాలం సావిత్రం ద్వాదశకబాలం ద్వాదశకబాలగో సావిత్రగో సావిత్రం ద్వాదశకబాలగో సారస్వతగో సారస్వతం ద్వాదశకబాలగో సావిత్రగో సావిత్రం ద్వాదశకబాలగో సారస్వతం ద్వాదశకబాలగో సారస్వతగో సారస్వతం ద్వాదశకబాలం ద్వాదశకబాలగో సారస్వతం జరుం జరుగో సారస్వతం ద్వాదశకబాలం ద్వాదశకబాలగో సారస్వతం జరుం ద్వాదశకపాలమితి ద్వాదశకపాలం సారస్వతం జరుం జరుగో సారస్వతగో సారస్వతం జరుం భౌష్ణం భౌష్ణం జరుగో సారస్వతగో సారస్వతం జరుం భౌష్ణం జరుం భౌష్ణం భౌష్ణం జరుం జరుం భౌష్ణం జరుం జరుం భౌష్ణం జరుం జరుం భౌష్ణం జరుం భౌష్ణం జరుం జరుం భౌష్ణం భౌష్ణం జరుం మారుతం మారుతం జరుం భౌష్ణం భౌష్ణం జరుం మారుతం జరుం మారుతం మారుతం జరుం జరుం మారుతగో సప్తకపాలగో సప్తకపాలం మారుతం జరుం జరుం మారుతగో సప్తకపాలం మారుతగో సప్తకపాలగో సప్తకపాలం మారుతం మారుతగో సప్తకపాలం వైష్ణదేవి వైష్ణదేవీగం సప్తకపాలం మారుతం మారుతగో సప్తకపాలం వైష్ణదేవి సప్తకపాలం వైష్ణదేవి వైష్ణదేవీగం సప్తకపాలగో సప్తకపాలం వైష్ణదేవి మామిక్ష మామిక్ష వైష్ణదేవీగం సప్తకపాలగో సప్తకపాలం వైష్ణదేవి మామిక్ష సప్తకపాలమితి సప్తకపాలం వైష్ణదేవి మామిక్ష మామిక్ష వైష్ణదేవి వైష్ణదేవి మామిక్షా పృథివ్యం ద్యావా పృథివ్య మామిక్ష వైష్ణదేవి వైష్ణదేవి మామిక్షా పృథివ్యం విశ్వదేవీమితి వైశ్వదేవీ మామిక్షా పృథివ్యం ద్యావా పృథివ్య మామిక్ష మామిక్షా పృథివ్యమేకపాలమేకపాలం ద్యావా పృథివ్య మామిక్ష మామిక్షా పృథివ్యమేకపాలం ద్యావా పృథివ్యమేకపాలమేకపాలం ద్యావా పృథివ్యం ద్యావా పృథివ్యమేకపాలం ద్యావా పృథివ్యమితి ద్యావా పృథివ్యం ఏకపాలమిత్యేకపాలం ఇంద్రాగ్నమేకాదశకపాలమేకాదశకపాలమైంద్రాగ్నమైంద్రాగ్నమేకాదశకపాలం మారుతీం మారుతీమేకాదశకపాలమైంద్రాగ్నమైంద్రాగ్నమేకాదశకపాలం మారుతీంద్రాగ్నమిత్యైంద్రాగ్నమేకాదశకపాలం మారుతీం మారుతీమేకాదశకపాలమేకాదశకపాలం మారుతీ మామిక్ష మామిక్షాం మారుతీమేకాదశకపాలమేకాదశకపాలం మారుతీ మామిక్షాదశకపాలమిత్యేకాదశకపాలం మారుతీ మామిక్ష మామిక్షాం మారుతీం మారుతీ మామిక్షాం వారుణీం వారుణీ మామిక్షాం మారుతీం మారుతీ మామిక్షాం వారుణీ మామిక్షాం వారుణీం వారుణీ మామిక్ష మామిక్షాం వారుణీ మామిక్షాం వారుణీ మామిక్ష మామిక్షాం వారుణీ మామిక్షాం వారుణీ మామిక్ష మామిక్షాం వారుణీం వారుణీ మామిక్షాం కాయం కాయ మామిక్షాం వారుణీం వారుణీ మామిక్షాం కాయం మామిక్షాం కాయం కాయ మామిక్ష మామిక్షాం కాయమేకపాలమేకపాలం కాయ మామిక్ష మామిక్షాం కాయమేకపాలమేకపాలం కాయం కాయమేకపాలం మృగాస్యాన్ మృగాస్యానేకపాలం కాయం కాయమేకపాలం మృగాస్యాన్ మృగాస్యాన్ మృగాస్యానేకపాలమేకపాలం మృగాస్యాన్ హరామహే హరామహే మృగాస్యానేకపాలమేకపాలం మృగాస్యాన్ హరామహే ఏకపాలమిత్యేకపాలం మృగాస్యాన్ హరామహే హవామహే మృగాస్యాన్ మృగాస్యాన్ హవామహే మరుతో మరుతో హవామహే మృగాస్యాన్ మృగాస్యాన్ హవామహే మరుతః ఘాస్యానితి ప్రాఘాస్యానో హవామహే మరుతో మరుతో హవామహే హవామహే మరుతో యజ్ఞవాహసో యజ్ఞవాహసో మరుతో హవామహే హవామహే మరుతో యజ్ఞవాహసః మరుతో యజ్ఞవాహసో యజ్ఞవాహసో మరుతో మరుతో యజ్ఞవాహసః కరంభేణ కరంభేణ యజ్ఞవాహసో మరుతో మరుతో యజ్ఞవాహసః కరంభేణ యజ్ఞవాహసః కరంభేణ కరంభేణ యజ్ఞవాహసో యజ్ఞవాహసః కరంభేణ సదోషసః సదోషసః కరంభేణ యజ్ఞవాహసో యజ్ఞవాహసః కరంభేణ సదోషసః యజ్ఞవాహస ఇతి యజ్ఞవాహసః కరంభేణ సదోషసః సదోషసః కరంభేణ కరంభేణ సదోషసః సదోషస ఇతి స దోషసః మోషూనో నస్సుమో మోషూణ ఇంద్రేంద్ర నస్సుమో మోషూణ ఇంద్ర ఇతి మో సూనో నస్సుసూన ఇంద్రేంద్ర నస్సుసూన ఇంద్ర ఇంద్రేంద్ర నోన ఇంద్ర పృత్స పృథ్వీంద్ర నోన ఇంద్ర పృత్సు ఇంద్ర పృత్స పృథ్వీంద్రేంద్ర పృత్సుదేవ దేవ పృథ్వీంద్రేంద్ర పృత్సుదేవ పృత్సుదేవ దేవ పృత్సు పృత్సు దేవాస్వస్తు దేవ పృత్సు పృత్సు దేవాస్తు దేవాస్తు దేవాస్వస్తు దేవ దేవాస్తు స్మస్మాస్తు దేవ దేవాస్తు స్మాస్తు స్మస్మాస్తు స్మతే స్మాస్తు స్మతే స్మస్మతే సుష్మిన్ సుష్మిన్ తే స్మస్మతే సుష్మిన్ సుష్మిన్ సుష్మిన్ వయా వయా సుష్మిన్ దే సుష్మిన్ వయా సుష్మిన్ వయా వయా సుష్మిన్ సుష్మిన్ వయా వయేత్య వయా మహీ మహీ హి మహీ మహీ మేఢుషో మేఢుషో స్యాస్య మేఢుషో యవ్యా యవ్యా మేఢుషో స్యాస్య మేఢుషో యవ్యా మేఢుషో యవ్యా విష్మతో మరుతో మరుతో విష్మతో విష్మతో మరుతో వందతే వందతే మరుతో విష్మతో విష్మతో మరుతో వందతే మరుతో వందతే వందతే మరుతో మరుతో వందతే గీర్గీర్వందతే మరుతో మరుతో వందతే గీర్గీర్వందతే వందతే ప్రేతసుదానవ సుదానవ సుదానవ ఇది సుదానవ నయని అనేకవదే పురోడాశం పురోడాశమనేకవదే అనేకవదే పురోడాశమష్టాకపాలమష్టాకపాలం పురోడాశమనేకవదే అనేకవదే పురోడాశమష్టాకపాలం పురోడాశమష్టాకపాలమష్టాకపాలం పురోడాశం పురోడాశమష్టాకపాలం నిర్నిరష్టాకపాలం పురోడాశం పురోడాశమష్టాకపాలం క్రీడిభ్యః ప్రోడాశం ప్రోడాశం క్రీడిభ్యః ప్రోడాశం ప్రోడాశకం సప్తక బాలకం సప్తక బాలం ప్రోడాశం క్రీడిభ్యక్రీడిభ్య ప్రోడాశకం సప్తక బాలం క్రీడిభ్యై క్రీడేభ్య ప్రోడాశకం సప్తక బాలకం సప్తక బాలం ప్రోడాశం ప్రోడాశకం సప్తక బాలం నిర్ణయసప్తక బాలం ప్రోడాశం ప్రోడాశకం సప్తక బాలం నిర్ణయసప్తక బాలం సప్తక బాలమిది సప్తక బాలం సాకం వపతి సాకం సూర్యేణ సాకం వపతి స్వాతేభ్యో అభివాన్యాయే దుఃఖే స్వాతేభ్య ఇత్యగ్ని స్వాతేభ్యః అభివాన్యాయ ఏ దుగ్ధే దుగ్ధే వివాన్యాయాభివాన్యాయే దుగ్ధే మంథం మంథం దుగ్ధే వివాన్యాయాభివాన్యాయే దుగ్ధే మంథం వివాన్యాయాభిధే మంథం మంథం దుగ్ధే దుగ్ధే మంథమేతదేతన్ మంథం దుగ్ధే దుగ్ధే మంథమేతద్ మంథమేతదేతన్ మంథం మంథమేతత్ ఏతన్ మంథం మన్వేతదన్వన్వేతత్తే పితామహ పితామహ ఏతదేతత్తే పితామహ పితామహ పితామహ దేతే పితామహ ప్రపితామహ ప్రపితామహ పితామహ దేతే పితామహ ప్రపితామహ పితామహ ప్రపితామహ ప్రపితామహ పితామహ పితామహ ప్రపితామహ యే ప్రపితామహ పితామహ పితామహ ప్రపితామహ పితామహ యే ప్రపితామహ ప్రపితామహ యే ప్రపితామహ ప్రపితామహ యే చ పితామహేతి ప్రపితామహ యే సత్వాన్ ద్వాన్ యే సత్వాన్ ద్వాన్ జత్వామన్ వనత్వాన్ జత్వామనో అక్షన్ పితరో క్షన్ అక్షన్ పితరో మేము దంతా మేము దంత పితరో మాతరం మాతరం పితరం వా పితరం మాతరం మాతరం పితరం వా పితరం వా పితరం పితరం భేషజం భేషజం గవే శ్వాజ శ్వాజగవే భేషజం భేషజం గవే శ్వాజ ఇష్యవతత ధన్వావతత ధన్వేహి హ్యవతదధన్ వా పినాక హస్త పినాక హస్తోవతధన్ వేహి హ్యవతదధన్ వా పినాక హస్త అవతదధన్ వా పినాక హస్త పినాక హస్తోవతదధన్ వాతదధన్ వా పినాక హస్త కృతివాస కృతివాసాక్ పినాక హస్తోవతదధన్ వాతదధన్ వా పినాకహస్తృతివాస పినాక హస్త కృతివాస ఇంద్రాజ్ఞం ద్వాదశకపాలం ద్వాదశకపాలమైంద్రాజ్ఞమైంద్రాజ్ఞం ద్వాదశకపాలం వైశ్వదేవం వైశ్వదేవం ద్వాదశకపాలమైంద్రాజ్ఞమైంద్రాజ్ఞం ద్వాదశకపాలం వైశ్వదేవం ఇంద్రాజ్ఞమిత్యైంద్రాజ్ఞం ద్వాదశకపాలం వైశ్వదేవం వైశ్వదేవం ద్వాదశకపాలం ద్వాదశకపాలం వైశ్వదేవం జరుం జరుం వైశ్వదేవం ద్వాదశకపాలం ద్వాదశకపాలం వైశ్వదేవం జరుం ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం వైశ్వదేవం జరుం జరుం వైశ్వదేవం వైశ్వదేవం జరుమింద్రాజేంద్రాయ జరుం వైశ్వదేవం వైశ్వదేవం జరుమింద్రాజ జరుమింద్రాజేంద్రాయ జరుం జరుమింద్రాజ సునాసీరాజ సునాసీరాజేంద్రాయ జరుం జరుమింద్రాజ సునాసీరాజ రాజేంద్రాయ సునాసీరాజ పురోడాశం పురోడాశం సునాసీరాజేంద్రాజేంద్రాయ సునాసీరాజ పురోడాశం సునాసీరాజ పురోడాశం పురోడాశకం సునాసీరాజ సునాసీరాజ పురోడాశం ద్వాదశకపాలం ద్వాదశకపాలం పురోడాశకం సునాసీరాజ సునాసీరాజ పురోడాశం ద్వాదశకపాలం పురోడాశం ద్వాదశకపాలం ద్వాదశకపాలం పురోడాశం పురోడాశం ద్వాదశకపాలం వాయవ్యం వాయవ్యం ద్వాదశకపాలం పురోడాశం పురోడాశం ద్వాదశకపాలం వాయవ్యం ద్వాదశకపాలం వాయవ్యం వాయవ్యం ద్వాదశకపాలం ద్వాదశకపాలం వాయవ్యం పయో వాయవ్యం ద్వాదశకపాలం ద్వాదశకపాలం వాయవ్యం పయ ద్వాదశకపాలం ద్వాదశకపాలం వాయవ్యం వయః పయో వాయవ్యం వాయవ్యం వయః సౌర్యగం సౌర్యం వయో వాయవ్యం వాయవ్యం వయః సౌర్యం సౌర్యగం సౌర్యం వయపయ సౌర్యమేకకపాలమేకకపాలకం సౌర్యం వయపయ సౌర్యమేకకపాలం సౌర్యమేకకపాలమేకకపాలకం సౌర్యగం సౌర్యమేకకపాలం ద్వాదశకవం ద్వాదశకపాలం సౌర్యగం సౌర్యమేకకపాలం ద్వాదశకవం ఏకకపాలం ద్వాదశకవం ద్వాదశకవమేకకపాలమేకకపాలం ద్వాదశకవకం శేరకం శేరం ద్వాదశకవమేకకపాలమేకకపాలం ద్వాదశకవకం శేరం ఏకకపాలమిత్యేకకపాలం ద్వాదశకవకం శేరకం శేరం ద్వాదశకవం ద్వాదశకవకం శేరం దక్షిణ దక్షిణ శేరం ద్వాదశకవం ద్వాదశకవం శేరం దక్షిణ ద్వాదశకవమితి ద్వాదశకవం శేరం దక్షిణ దక్షిణ శేరకం శేరం దక్షిణాగ్నేయమాగ్నేయం దక్షిణ శేరకం శేరం దక్షిణాగ్నేయం దక్షిణాగ్నేయమాగ్నేయం దక్షిణ దక్షిణాగ్నేయమష్టాకపాలమష్టాకపాలమాగ్నేయం దక్షిణ దక్షిణాగ్నేయమష్టాకపాలం ఆగ్నేయమష్టాకపాలమష్టాకపాలమాగ్నేయమాగ్నేయమష్టాకపాలం నిర్ణరష్టాకపాలమాగ్నేయమాగ్నేయమష్టాకపాలం నిర్ణరష్టాకపాలమష్టాకపాలం నిర్వపతి వపతి నిరష్టాకపాలమష్టాకపాలం నిర్వపతి అష్టాకపాలం నిర్వపతి వపతి నిర్నిర్వపతి రౌద్రగం రౌద్రం వపతి నిర్నిర్వపతి రౌద్రం రౌద్రగం రౌద్రం వపతి వపతి రౌద్రంగా వీధుకంగా వీధుకం రౌద్రం వపతి వపతి రౌద్రంగా వీధుకం రౌద్రంగా వీధుకంగా వీధుకం రౌద్రగం రౌద్రంగా వీధుకం జరుం జరుంగా వీధుకం రౌద్రగం రౌద్రంగా వీధుకం జరుం వీధుకం జరుం జరుంగా వీధుకంగా వీధుకం జరుమహేంద్ర మహేంద్రం జరుంగా వీధుకంగా వీధుకం జరుమహేంద్రం జరుమహేంద్ర మహేంద్రం జరుం జరుమహేంద్రం జరుమహేంద్రం దధి మహేంద్రం దధి దధ్యైంద్ర మహేంద్రం దధి వారుణం వారుణం దధ్యైంద్ర మహేంద్రం దధి వారుణం దధి వారుణం వారుణం దధి దధి వారుణం వారుణం దధి దధి వారుణయ్యవమయం వారుణయ్యవమయ్యవమయం వారుణం వారుణయ్యవమయం జరుం జరుం యవమయం వారుణం వారుణయ్యవమయం జరుం యవమయం జరుం జరుం యవమయం యవమయం జరుం వహిని వహిని జరుం యవమయం యవమయం జరుం వహిని యవమయమితి యవామయం జరుం వహిని వహిని జరుం జరుం వహిని ధేనుర్ధేనుర్వహిని జరుం జరుం వహిని ధేను వహిని ధేనుర్ధేనుర్వహిని వహిని ధేనుర్దక్షిణ దక్షిణ ధేనుర్వహిని వహిని ధేనుర్దక్షిణ ధేనుర్దక్షిణ దక్షిణ ధేనుర్ధేనుర్దక్షిణాయే జే దక్షిణ ధేనుర్ధేనుర్దక్షిణ దక్షిణాయే దక్షిణ దక్షిణాయే దేవా దేవాయ దక్షిణ దక్షిణాయే దేవా దేవాయ దేవాః పురస్సదః పురస్సదో దేవాయ దేవాః పురస్సదః దేవాః పురస్సదః పురస్సదో దేవా దేవాః పురస్సదోగ్నేత్రా అగ్నేత్రాః పురస్సదో దేవా దేవాః పురస్సదోగ్నేత్రాః పురస్సదో అగ్నినేత్రా అగ్నినేత్రా పురస్సద పురస్సదోగ్నినేత్రా దక్షిణసుదక్షిణసుదోగ్నినేత్రా పురస్సద పురస్సదోగ్నినేత్రా దక్షిణసుద అగ్నినేత్రా దక్షిణసుదో దక్షిణసుదోగ్నినేత్రా అగ్నినేత్రా దక్షిణసుదోమనేత్రా దక్షిణసుదోగ్నినేత్రా అగ్నినేత్రా దక్షిణసుదోమనేత్రా అగ్నినేత్రా ఇత్యగ్ని నేత్రా దక్షిణసుదో జమనేత్రా జమనేత్రా దక్షిణసుదో దక్షిణసుదో జమనేత్రా పశ్చాత్సుద పశ్చాత్సుదో జమనేత్రా దక్షిణసుదో దక్షిణసుదో జమనేత్రా పశ్చాత్సుద దక్షిణసద జమనేత్రా పశ్చాత్సుద పశ్చాత్సుదో జమనేత్రా జమనేత్రా పశ్చాత్సుదస్య మిత్రునేత్రాస్య మిత్రునేత్రా పశ్చాత్సుదో జమనేత్రా జమనేత్రా పశ్చాత్సుదస్య మిత్రునేత్రా పశ్చాత్సుదస్య మిత్రునేత్రాస్య మిత్రునేత్రా పశ్చాత్సుద పశ్చాత్సుదస్య మిత్రునేత్రా ఉత్తరసుద ఉత్తరసుదస్య మిత్రునేత్రా పశ్చాత్సుద పశ్చాత్సుదస్య మిత్రునేత్రా ఉత్తరసుద పశ్చాత్సుద ఇది పశ్చాత్సుద మిత్రునేత్రా ఉత్తరసుద ఉత్తరసుదస్య మిత్రునేత్రాస్య మిత్రునేత్రా ఉత్తరసుదో వరుణనేత్రా వరుణనేత్రా ఉత్తరసుదస్య మిత్రునేత్రాస్య మిత్రునేత్రా ఉత్తరసుదో వరుణనేత్రా మిత్రునేత్రా ఇది సమిత్రునేత్రా ఉత్తరసుదో వరుణనేత్రా వరుణనేత్రా ఉత్తరసుద ఉత్తరసుదోవరుణనేత్రా ఉపనిషద ఉపనిషదో వరుణనేత్రా ఉత్తరసుద ఉత్తరసుదో వరుణనేత్రా ఉపనిషద ఇత్యుత్తరసుద వరుణనేత్రా ఉపనిషద ఉపనిషదో వరుణనేత్రా వరుణనేత్రా ఉపనిషదో బృహస్పతినేత్రా బృహస్పతినేత్రా ఉపనిషదో వరుణనేత్రా వరుణనేత్రా ఉపనిషదో బృహస్పతినేత్రా వరుణనేత్రా ఇది వరుణనేత్రా ఉపనిషదో బృహస్పతినేత్రా బృహస్పతినేత్రా ఉపనిషద ఉపనిషదో బృహస్పతినేత్రా రక్షోహణో రక్షోహణో బృహస్పతినేత్రా ఉపనిషద ఉపనిషదో బృహస్పతినేత్రా రక్షోహణ ఉపనిషదైత్యుపరిషదః బృహస్పతినేత్రా రక్షోహణో రక్షోహణో బృహస్పతినేత్రా బృహస్పతినేత్రా రక్షోహణస్తే తే రక్షోహణో బృహస్పతినేత్రా బృహస్పతినేత్రా రక్షోహణస్తే బృహస్పతినేత్రా ఇది బృహస్పతి నేత్రః రక్షోహణస్తే తే రక్షోహణో రక్షోహణస్తే నో నస్తే రక్షోహణో రక్షోహణస్తేన రక్షోహణ ఇది రక్షోహణః వేనో నస్తే తేన పాందు పాందు నస్తే తేన పాందు పాందు పాందు నో నః పాందు తే తే పాందు నో నః పాందు తే తే తే పాందు పాందు తే నో నస్తే పాందు పాందు తేన వేనో నస్తే తే నో వంతు వంతు నస్తే తే నో వంతు నో వంతు వంతు నో నో వంతు తేభ్యస్తేభ్యో వంతు నో నో వంతు తేభ్యః వంతు తేభ్యస్తేభ్యో వంతు వంతు తేభ్యో నమో నమస్తేభ్యో వంతు వంతు తేభ్యో నమః భ్యో నమో నమస్తేభ్యస్తేభ్యో నమస్తేభ్యస్తేభ్యో నమస్తేభ్యస్తేభ్యో నమస్తేభ్యః నమస్తేభ్యస్తేభ్యో నమో నమస్తేభ్య స్వాహా స్వాహా తేభ్యో నమో నమస్తేభ్య స్వాహాభ్య స్వాహా స్వాహా తేభ్యస్తేభ్య స్వాహా సమూఢకం సమూఢగ్ స్వాహా తేభ్యస్తేభ్య స్వాహా సమూఢం స్వాహా సమూఢకం సమూఢగ్ స్వాహా స్వాహా సమూఢకం రక్ష రక్ష సమూఢగ్ స్వాహా స్వాహా సమూఢకం రక్ష సమూఢకం రక్ష రక్ష సమూఢకం సమూఢకం రక్ష సందగ్ధకం సందగ్ధకం రక్ష సమూఢకం సమూఢకం రక్ష సందగ్ధం సమూఢమిది సమూఢం రక్ష సందగ్ధకం సందగ్ధకం రక్ష రక్ష సందగ్ధకం రక్ష రక్ష సందగ్ధకం రక్ష రక్ష సందగ్ధకం రక్ష సందగ్ధకం రక్ష రక్ష సందగ్ధకం సందగ్ధకం రక్ష సందగ్ధకం సందగ్ధకం రక్ష ఇదం సందగ్ధమితి సందగ్ధం రక్ష ఇదమిదంగోరక్షమహమిదమిదమహగో సగోస రక్షోహమిదమిదమహగో రక్ష రక్ష రక్ష భాగో రక్ష రక్షోభ్యభిరక్షో రక్షోభి సగోసమభిరక్షో రక్షోభి సమభిసగోసమభ్యభిసందహామి దహామి సమభ్యభిసందహామి దహామి దహామి సగోసందహామ్యగ్నజేగ్నజే దహామి సగోసందహామ్యగ్నజే యజ్ఞజేగ్నజే రక్షోఘ్నే రక్షోఘ్నేగ్నజే రక్షోఘ్నే స్వాహా స్వాహా రక్షోఘ్నేగ్నజేగ్నజే రక్షోఘ్నే స్వాహాఘ్నే స్వాహా స్వాహా రక్షోఘ్నే రక్షోఘ్నే స్వాహా యమాయ యమాయ స్వాహా రక్షోఘ్నే రక్షోఘ్నే స్వాహా యమాయ రక్షోఘ్న ఇది రక్షఘ్నే స్వాహా యమాయ యమాయ స్వాహా స్వాహా యమాయ సవిత్రే సవిత్రే యమాయ స్వాహా స్వాహా యమాయ సవిత్రే యమాయ సవిత్రే సవిత్రే యమాయ యమాయ సవిత్రే వరుణాయ వరుణాయ సవిత్రే యమాయ యమాయ సవిత్రే వరుణాయ సవిత్రే వరుణాయ వరుణాయ సవిత్రే సవిత్రే వరుణాయ బృహస్పతయే బృహస్పతయే వరుణాయ సవిత్రే సవిత్రే వరుణాయ బృహస్పతయే వరుణాయ బృహస్పతయే బృహస్పతయే వరుణాయ వరుణాయ బృహస్పతయే దువస్వదే దువస్వదే బృహస్పతయే వరుణాయ వరుణాయ బృహస్పతయే దువస్వదే బృహస్పతయే దువస్వదే దువస్వదే బృహస్పతయే బృహస్పతయే దువస్వదే రక్షోఘ్నే రక్షోఘ్నే దువస్వదే బృహస్పతయే బృహస్పతయే దువస్వదే రక్షోఘ్నే దువస్వదే రక్షోఘ్నే రక్షోఘ్నే దువస్వదే దువస్వదే రక్షోఘ్నే స్వాహా స్వాహా ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపదేవపదనిరేకాదశకపాలమేకాదశకపాలనిర్వపదీ ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపదేవపదనిరేకాదశకపాలమేకాదశకపాలనిర్వపదీ ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపదేవపదనిరేకాదశకపాలమేకాదశకపాలనిర్వపదీ ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపదేవపదనిరేకాదశకపాలమేకాదశకపాలనిర్వపదీ ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపదేవపదనిరేకాదశకపాలమేకాదశకపాలనిర్వపదీ ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపదేవపదన ఇంద్రావైష్టవమైంద్రావైష్టవం భవతి దక్షిణా దక్షిణా స్వ దక్షిణా దక్షిణా బృహస్పతి జరం జరం బృహస్పతి బృహస్పత్యం బారుహస్పత్యం జరు నిర్ణశ్చరం బారుహస్పత్యం బారుహస్పత్యం జరు నిర్వపతి నిర్నిర్వపతి బ్రహ్మణో బ్రహ్మణో వపతి నిర్నిర్వపతి బ్రహ్మణ బ్రహ్మణో బ్రహ్మణో వపతి వది బ్రహ్మణో గృహే గృహే బ్రహ్మణో వపతి వది బ్రహ్మణో గృహే బ్రహ్మణో గృహే గృహే బ్రహ్మణో బ్రహ్మణో గృహే శతి పృష్ఠశ్చితి పృష్ఠో గృహే బ్రహ్మణో బ్రహ్మణో గృహే శతి పృష్ఠ గృహేది పృష్ఠశ్చితి పృష్ఠో గృహే గృహే శతి పృష్ఠో దక్షిణ దక్షిణా శతి పృష్ఠో గృహే గృహే శతి పృష్ఠో దక్షిణ శతి పృష్ఠో దక్షిణ దక్షిణా శతి పృష్ఠశ్చితి పృష్ఠో దక్షిణ ఇంద్రమ ఇంద్రం దక్షిణా శతి పృష్ఠశ్చితి పృష్ఠో దక్షిణ ఇంద్రం పృష్ఠ ఇది శతి పృష్ఠ దక్షిణ ఇంద్రమ ఇంద్రం దక్షిణ దక్షిణ ఇంద్రమేకాదశక బాలమేకాదశక బాలమ ఇంద్రం దక్షిణ దక్షిణ ఇంద్రమేకాదశక బాలమ ఇంద్రమేకాదశక బాలమేకాదశక బాలమ ఇంద్రమ ఇంద్రమేకాదశక బాలకో రాజన్యస్ రాజన్యస్ ఏకాదశక బాలమ ఇంద్రమ ఇంద్రమేకాదశక బాలకో రాజన్యస్ ఏకాదశక బాలకో రాజన్యస్ రాజన్యస్ ఏకాదశక బాలమేకాదశక బాలకో రాజన్యస్ గృహే గృహే రాజన్యస్ ఏకాదశక బాలమేకాదశక బాలకో రాజన్యస్ గృహే ఏకాదశక బాలమిత్యేకాదశ బాలం రాజన్యస్ గృహే గృహే రాజన్యస్ రాజన్యస్ గృహార్షభార్షభో గృహే రాజన్యస్ రాజన్యస్ గృహార్షభో గృహే గృహార్షభో దక్షిణ దక్షిణ ఋషభో గృహే గృహార్షభో దక్షిణ ఋషభో దక్షిణ దక్షిణ ఋషభార్షభో దక్షిణాదిత్యమాదిత్యం దక్షిణ ఋషభార్షభో దక్షిణాదిత్యం దక్షిణాదిత్యమాదిత్యం దక్షిణ దక్షిణాదిత్యం జరు జరుమాదిత్యం దక్షిణ దక్షిణాదిత్యం జరుం ఆదిత్యం జరుం జరుమాదిత్యమాదిత్యం జరుం మహిష్యై మహిష్యై జరుమాదిత్యమాదిత్యం జరుం మహిష్యై మహిష్యై మహిష్యై జరుం జరుం మహిష్యై గృహే గృహే మహిష్యై జరుం జరుం మహిష్యై గృహే మహిష్యై గృహే గృహే మహిష్యై మహిష్యై గృహే ధేనుర్ధేనుర్గృహే మహిష్యై మహిష్యై గృహే ధేను ధేనుర్ధేనుర్గృహే గృహే ధేనుర్దక్షిణ దక్షిణ ధేనుర్గృహే గృహే ధేనుర్దక్షిణ ధేనుర్దక్షిణ దక్షిణ ధేనుర్ధేనుర్దక్షిణ నైరుతం నైరుతం దక్షిణ ధేనుర్ధేనుర్దక్షిణ నైరుతం నైరుతం నైరుతం దక్షిణ దక్షిణ నైరుతం జరం జరం నైరుతం దక్షిణ దక్షిణ నైరుతం జరం నైరుతం జరం జరం నైరుతం నైరుతం జరం బలి వృత్తై బలి వృత్తై జరం నైరుతం నైరుతం జరం బలి వృత్తై జరం బలి వృత్తై బలి వృత్తై జరం జరం బలి వృత్తై గృహే గృహే బలి వృత్తై జరం జరం బలి వృత్తై గృహే వృత్తై గృహే గృహే బలి వృత్తై బలి వృత్తై గృహే కృష్ణానాం కృష్ణానాం గృహే బలి వృత్తై బలి వృత్తై గృహే కృష్ణానాం వృత్యా ఇది పది వృత్తై గృహే కృష్ణానాం కృష్ణానాం గృహే గృహే కృష్ణానాం మృహీణాం మృహీణాం కృష్ణానాం గృహే గృహే కృష్ణానాం మృహీణాం మృహీణాం మృహీణాం కృష్ణానాం కృష్ణానాం మృహీణాం నఖనిర్భిన్నం నఖనిర్భిన్నం మృహీణాం కృష్ణానాం కృష్ణానాం మృహీణాం నఖనిర్భిన్నం మృహీణాం నఖనిర్భిన్నం నఖనిర్భిన్నం మృహీణాం మృహీణాం నఖనిర్భిన్నం కృష్ణ కృష్ణ నఖనిర్భిన్నం మృహీణాం మృహీణాం నఖనిర్భిన్నం కృష్ణ నఖనిర్భిన్నం కృష్ణ కృష్ణ నఖనిర్భిన్నం నఖనిర్భిన్నం కృష్ణ కోటా కోటా కృష్ణ నఖనిర్భిన్నం నఖనిర్భిన్నం కృష్ణ కోటా నఖనిర్భిన్నమితి నఖ నిర్భిన్నం కృష్ణ కోటా కోటా కృష్ణ కృష్ణ కోటా దక్షిణ దక్షిణ కోటా కృష్ణ కోటా కోటా దక్షిణ దక్షిణ దక్షిణ కోటా కోటా దక్షిణాగ్నేయమాగ్నేయం దక్షిణ కోటా కోటా దక్షిణాగ్నేయం దక్షిణాగ్నేయమాగ్నేయం దక్షిణ దక్షిణాగ్నేయమష్టాక బాలమష్టాక బాలమాగ్నేయం దక్షిణ దక్షిణాగ్నేయమష్టాక బాలం ఆగ్నేయమష్టాక బాలమష్టాక బాలమాగ్నేయమాగ్నేయమష్టాక బాలకో సేనానియ సేనానియో అష్టాక బాలమాగ్నేయమాగ్నేయమష్టాక బాలకో సేనానియః అష్టాక బాలకో సేనాన్య సేనాన్యోష్టాక బాలమష్టాక బాలకో సేనాన్యో గృహే గృహే సేనాన్యోష్టాక బాలమష్టాక బాలకో సేనాన్యో గృహే అష్టాక బాలమిత్యష్టాక బాలం సేనాన్యో గృహే గృహే సేనాన్య సేనాన్యో గృహే హిరణ్యకో హిరణ్యం గృహే సేనాన్య సేనాన్యో గృహే హిరణ్యం సేనానియ ఇది సేనానియః గృహే హిరణ్యకో హిరణ్యం గృహే గృహే హిరణ్యం దక్షిణ దక్షిణ హిరణ్యం గృహే గృహే హిరణ్యం దక్షిణ హిరణ్యం దక్షిణ దక్షిణ హిరణ్యకో హిరణ్యం దక్షిణ వారుణం వారుణం దక్షిణ హిరణ్యకో హిరణ్యం దక్షిణావారుణం దక్షిణావారుణం వారుణం దక్షిణ దక్షిణావారుణం దశక బాలం దశక బాలం వారుణం దక్షిణ దక్షిణావారుణం దశక బాలం వారుణం దశక బాలం దశక బాలం వారుణం వారుణం దశక బాలకం సూతస్య సూతస్య దశక బాలం వారుణం వారుణం దశక బాలకం సూతస్య దశక బాలకం సూతస్య సూతస్య దశక బాలం దశక బాలకం సూతస్య గృహే గృహే సూతస్య దశక బాలం దశక బాలకం సూతస్య గృహే దశక బాలం సూతస్య గృహే గృహే సూతస్య సూతస్య గృహే మహానిరష్టో మహానిరష్టో గృహే సూతస్య సూతస్య గృహే మహానిరష్ట మహానరస్తో మహానరస్తో గృహే గృహే మహానరస్తో దక్షిణ దక్షిణ మహానరస్తో గృహే గృహే మహానరస్తో దక్షిణ మహానరస్తో దక్షిణ దక్షిణ మహానరస్తో మహానరస్తో దక్షిణ మారుతం మారుతం దక్షిణ మహానరస్తో మహానరస్తో దక్షిణ మారుతం మహానిరస్త ఇది మహానిరస్త దక్షిణ మారుతం మారుతం దక్షిణ దక్షిణ మారుతకం సప్తక బాలకం సప్తక బాలం మారుతం దక్షిణ దక్షిణ మారుతకం సప్తక బాలం మారుతకం సప్తక బాలకం సప్తక బాలం మారుతం మారుతం సప్తక బాలం రామణియో రామణీయ సప్తకపాలం మారుతం మారుతమో సప్తకపాలం రామణీయ సప్తకపాలం రామణ్యో రామణ్య సప్తకపాలకం సప్తకపాలం రామణ్యో గృహే గృహే రామణ్య సప్తకపాలకం సప్తకపాలం రామణ్యో గృహే సప్తకపాలమితి సప్తకపాలం రామణ్యో గృహే గృహే రామణ్యో రామణ్యో గృహే పుష్ణ్య పుష్టిర్గృహే రామణ్యో రామణ్యో గృహే పుష్ణి రామణీయ ఇది గ్రామణీయ గృహే పుష్ణ్య పుష్టిర్గృహే గృహే పుష్ణ్యర్దక్షిణ దక్షిణ పుష్టిర్గృహే గృహే పుష్ణ్యర్దక్షిణ దక్షిణ దక్షిణ పుష్ణ్య పుష్ణ్యర్దక్షిణ సావిత్రకం సావిత్రం దక్షిణ పుష్ణ్య పుష్ణ్యర్దక్షిణ సావిత్రం దక్షిణ సావిత్రకం సావిత్రం దక్షిణ దక్షిణ సావిత్రం ద్వాదశకపాలం ద్వాదశకపాలకం సావిత్రం దక్షిణ దక్షిణ సావిత్రం ద్వాదశకపాలం సావిత్రం ద్వాదశకపాలం ద్వాదశకపాలకం సావిత్రకం సావిత్రం ద్వాదశకపాలం క్షత్రుః క్షత్రుః ద్వాదశకపాలకం సావిత్రకం సావిత్రం ద్వాదశకపాలం క్షత్రుః ద్వాదశకపాలం క్షత్రుః క్షత్రుర్ద్వాదశకపాలం ద్వాదశకపాలం క్షత్రుర్గృహే గృహే క్షత్రుర్ద్వాదశకపాలం ద్వాదశకపాలం క్షత్రుర్గృహే ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం క్షత్రుర్గృహే గృహే క్షత్రుః క్షత్రుర్గృహ ఉపధ్వస్త ఉపధ్వస్తో గృహే క్షత్రుః క్షత్రుర్గృహ ఉపధ్వస్తః ధ్వస్తో దక్షిణ దక్షిణోధ్వస్తో దక్షిణ దక్షిణోధ్వస్తో దక్షిణాశ్వినం దక్షిణ దక్షిణాశ్వినందిక బాలం శ్వినందిక బాలందిక బాలమాశ్వినందిక బాలకం సంగ్రహీత సంగ్రహేతర్దిక బాలమాశ్వినమాశ్వినందిక బాలకం సంగ్రహీతు బాలకం సంగ్రహేతుర్ద్విగ బాలన్విక బాలకం సంగ్రహేతుర్గృహే గృహే సంగ్రహేతుర్ద్విగ బాలన్విక బాలకం సంగ్రహేతుర్గృహే బాలమిది ద్వేకపాలం సంగ్రహేతుర్గృహే గృహే సంగ్రహేతుః సంగ్రహేతుర్గృహే సవాత్యౌ సవాత్యౌ గృహే సంగ్రహేతుః సంగ్రహేతుర్గృహే సవాత్యౌ సంగ్రహేతురితి సంగ్రహేతుః గృహే సవాత్యౌ సవాత్యౌ గృహే గృహే సవాత్యౌ దక్షిణ దక్షిణ సవాత్యౌ గృహే గృహే సవాత్యౌ దక్షిణ సవాత్యౌ దక్షిణ దక్షిణ సవాత్యౌ సవాత్యౌ దక్షిణ పౌష్ణం పౌష్ణం దక్షిణ సవాత్యౌ సవాత్యౌ దక్షిణ పౌష్ణ్యాతి సాత్యౌ దక్షిణ పౌష్ణం పౌష్ణం దక్షిణ దక్షిణ పౌష్ణం జరం జరం పౌష్ణం దక్షిణ దక్షిణ పౌష్ణం జరం పౌష్ణం జరం జరం పౌష్ణం పౌష్ణం జరం భాగదుభస్ భాగదుభస్ జరం పౌష్ణం పౌష్ణం జరం భాగదుభస్ జరం భాగదుభస్ భాగదుభస్ జరం జరం భాగదుభస్ గృహే గృహే భాగదుభస్ జరం జరం భాగదుభస్ గృహే భాగదుభస్ గృహే గృహే భాగదుభస్ భాగదుభస్ గృహే శ్యామ శ్యామో గృహే భాగదుభస్ భాగదుభస్ గృహే శ్యామ భాగదుభస్ భాగదుభస్ శ్యామ శ్యామో గృహే గృహే శ్యామో దక్షిణ దక్షిణ శ్యామో గృహే గృహే శ్యామో దక్షిణ శ్యామో దక్షిణ దక్షిణ శ్యామ శ్యామో దక్షిణ రౌద్రం రౌద్రం దక్షిణ శ్యామ శ్యామో దక్షిణ రౌద్రం దక్షిణ రౌద్రగం రౌద్రం దక్షిణ దక్షిణ రౌద్రంగా వీధుకంగా వీధుకం రౌద్రం దక్షిణ దక్షిణ రౌద్రంగా వీధుకం రౌద్రంగా వీధుకంగా వీధుకం రౌద్రం రౌద్రంగా వీధుకం జరం జరంగా వీధుకం రౌద్రం రౌద్రంగా వీధుకం జరం వీధుకం జరం జరంగా వీధుకంగా వీధుకం జరమక్షాభావస్యాక్షాభావస్య జరంగా వీధుకంగా వీధుకం గృహే శబల శబలో గృహే గృహే శబల ఉద్వార ఉద్వార శబలో గృహే గృహే శబల ఉద్వార ఉద్వార శబల శబల ఉద్వార దక్షిణ శబల శబల ఉద్వార దక్షిణ దక్షిణోద్వార ఉద్వారో దక్షిణేంద్రాజేంద్రాజ దక్షిణోద్వార ఉద్వారో దక్షిణేంద్రాజ దక్షిణేంద్రాజేంద్రాజ దక్షిణ దక్షిణేంద్రాజ సుత్రాణే సుత్రాం నైంద్రాజ దక్షిణ దక్షిణేంద్రాజ సుత్రాణే సుత్రాణేంద్రాజేంద్రాజ సుత్రాణే రోడాశం సుత్రాణే సుత్రాణే రోడాశం ఏకాదశిక బాలం ఏకాదశిక బాలం రోడాశకం సుత్రాణే సుత్రాణే రోడాశం ఏకాదశిక బాలం రోడాశమేకాదశిక బాలమేకాదశిక బాలం రోడాశం రోడాశమేకాదశిక బాలం ప్రతి ప్రత్యేకాదశిక బాలం రోడాశం రోడాశమేకాదశిక బాలం ప్రతి ఏకాదశిక బాలం ప్రతి ప్రత్యేకాదశిక బాలమేకాదశిక బాలం ప్రతి నిర్ణయప్రత్యేకాదశిక బాలమేకాదశిక బాలం ప్రతి ఏకాదశక బాలమిత్యేకాదశ కపాలం ప్రతి నిర్ణయప్రతి ప్రతి నిర్వపతి వపతి నిష్ప్రతి ప్రతి నిర్వపతి నిర్వపతి వపతి నిర్నిర్వపతి ఇంద్రాజేంద్రాజ వపతి నిర్నిర్వపతి ఇంద్రాజ ఇంద్రాజేంద్రాయ వపతి వపతి ఇంద్రాయాగం హోమచేకం హోమచ ఇంద్రాయ వపతి వపతి ఇంద్రాయాగం హోమచే ఇంద్రాయాగం హోమచేకం హోమచేంద్రాయేంద్రాయాగం హోమచే యమయమగం హోమచేంద్రాయేంద్రాయాగం హోమచేయం హోమచేయమయమగం హోమచేకం హోమచేయం నోయమగం హోమచేకం హోమచేయం హోమచ ఇత్యగం హాముచే స్వయం ధనగ్ స్వయం ధనం భవతి స్వయం ధనం స్వయం ధనగ్ స్వయం ధనం భవతి స్వయం మహాబ్రీహీణామేకాదశకబాలమేకాదశకబాలం మహాబ్రీహీణాం మిత్రాల మిత్రాల మహాబ్రీహీణామేకాద ఏకాదశకపాలమేకాదశకపాలం మహావ్రీహీణా మిత్రాయ ఏకాదశకపాలమిత్యేకాదశ కపాలం మహావ్రీహీణా మిత్రాయ మిత్రాయ మహావ్రీహీణా మహావ్రీహీణా మిత్రాయ సత్యాయ సత్యాయ మిత్రాయ మహావ్రీహీణా మహావ్రీహీణా మిత్రాయ సత్యాయ మహావ్రీహీణామితి మహావ్రీహీణా మిత్రాయ సత్యాయ సత్యాయ మిత్రాయ మిత్రాయ సత్యాయ అంబానాకు సత్యాయ మిత్రాయ మిత్రాయ సత్యాయ సత్యాయాంబానాకు సత్యాయ సత్యాయాంబానాంబానాకు సత్యాయ సత్యాయాంబానాంజరుం అంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబానాంబ వరుణాయ ధర్మపదలే ధర్మపదలే వరుణాయ వరుణాయ ధర్మపదయే యమయం ధర్మపదలే వరుణాయ వరుణాయ ధర్మపదలే యమయం ధర్మపదయే యమయం ధర్మపదయే యమయం జరుం జరుం యమయం ధర్మపదయే ధర్మపదయే యమయం జరుం ధర్మపదయే జరుం జరుం యమయం యమయం జరుగో సవిత్రే సవితాం యమయం జరుగో సవితా జరుగో సవితా సవితా జరుం జరుగో సవితా ప్రసవా సవితా జరుం జరుగో సవితా ప్రసవానాగ్నిర్గ్రహపదీనాగ్ సోమ సోమో గ్రహపదీనాగ్నిర్గ్నిర్గ్రహపదీనాగో సోమ మహతే మహతాధిపత్యాయ మహతే మహతాధిపత్యాయ మహతే జానరాజియాయ జానరాజియాయ విష్ణోర్విష్ణోరస్య విష్ణు రాజసూయాయ రాజసూయాయ జతానా రాజసూయాయ జతానా రాజసూయాయేతి రాజసూయాయ జతానా ఇది జతానా మిత్రావరుణో మిత్రావరుణో శుక్రేణ శుక్రేణ వో వశుక్రేణ శుక్రేణ వో వశుక్రేణ శుక్రేణోదుక్రేణ శుక్రేణోద్పునామి పునామ్యుక్రేణ శుక్రేణోద్పునామి పునామి పునామ్యుదుత్పునామి చంద్రాశ్చంద్రాత్పునామ్యుదుత్పునామి చంద్రాహ చంద్రాశ్చంద్రాత్పునామి పునామి చంద్రాశ్చంద్రేణ చంద్రేణ చంద్రాత్పునామి పునామి చంద్రాశ్చంద్రేణ చంద్రాశ్చంద్రేణ చంద్రేణ చంద్రాశ్చంద్రాశ్చంద్రేణామృత అమృతాశ్చంద్రేణ చంద్రాశ్చంద్రాశ్చంద్రేణామృత చంద్రేణామృత అమృతాశ్చంద్రేణ చంద్రేణామృత అమృతేనామృతేనామృతాశ్చంద్రేణ చంద్రేణామృత అమృతేనామృత అమృతేనామృతేనామృత అమృత అమృతేన స్వాహా స్వాహా అమృతేనామృత అమృత అమృతేన స్వాహా అమృతేన స్వాహా స్వాహా అమృతేనామృతేన స్వాహా రాజసూయాయ రాజసూయాయ స్వాహా అమృతేనామృతేన స్వాహా రాజసూయాయ స్వాహా రాజసూయాయ రాజసూయాయ స్వాహా స్వాహా రాజసూయాయ చితానాశ్చితానా రాజసూయాయ స్వాహా స్వాహా రాజసూయాయ చితానాః రాజసూయాయ చితానాశ్చితానా రాజసూయాయ రాజసూయాయ చితానాః రాజసూయాయేతి రాజా సూయాయ చితానా ఇది చితానాః సమాదోద్యుమ్నినేర్ సధమాదస్స ధమాదోద్యుమ్నినేరూర్జ ఊర్జోద్యుమ్నినేస్స ధమాదస్స ధమాదోద్యుమ్నినేరూర్జ సధమాద ఇది సధమాదః యుమ్నినేరూర్జ ఊర్జోద్యుమ్నినేర్యుమ్నినేరూర్జ ఏత ఊర్జోద్యుమ్నినేర్యుమ్నినేరూర్జ ఏత ఊర్జ ఊర్జ ఏత అని భ్రష్టా అని భ్రష్టా ఏత ఊర్జ ఊర్జ ఏత అని భ్రష్టా ఏత అని భ్రష్టా అని భ్రష్టా ఏత ఏత అని భ్రష్టా అపశ్యువో పశ్యువో అని భ్రష్టా ఏత ఏత అని భ్రష్టా అపశ్యువ భ్రష్టా అపశ్యువో పశ్యువో అని భ్రష్టా అని భ్రష్టా అపశ్యువో వశానో వశానో పశ్యువో అని భ్రష్టా అని భ్రష్టా అపశ్యువో వశానః పశ్యువో వసానో వసానో పశ్యువో పశ్యువో వసానః వసాన ఇతి వసానః పశ్యాసు చక్రే చక్రే పశ్యాసు పశ్యాసు చక్రే వరుణో వరుణశ్చక్రే పశ్యాసు పశ్యాసు చక్రే వరుణః చక్రే వరుణో వరుణశ్చక్రే చక్రే వరుణ సధస్థనో సధస్థం వరుణశ్చక్రే చక్రే వరుణ సధస్థం వరుణ సధస్థగో సధస్థం వరుణో వరుణ సధస్థమపామపాగో సధస్థం వరుణో వరుణ సధస్థమపామపాగో సధస్థగో సధస్థమపాగో శిశు శిశురపాగో సధస్థగో సధస్థమపాగో శిశు సధస్థమితి సధస్థం అపాగో శిశు శిశురపామపాగో శిశుర్ మాతృతమాసు శిశురపామపాగో శిశుర్ మాతృతమాసు మాతృతమాసు మాతృతమాసు శిశు శిశుర్ మాతృతమాస్వంతరంతర్ మాతృతమాసు శిశుర్మాతృతమాస్వంతః మాతృతమాస్వంతరంతర్ మాతృతమాసు మాతృతమాస్వంతః మాతృతమాస్మితి మాతృతమాసోంతరిత్యంతః క్షత్రస్యోల్పమస్యశుల్పం క్షత్రస్యోల్పమసి క్షత్రస్య యోనిర్యోనిః క్షత్రస్య క్షత్రస్య యోనిరస్య యోనిః క్షత్రస్య క్షత్రస్య యోనిరసి యోనిరస్య యోనిర్యోనిరస్యావిన్నో అగ్నిరగ్నిరావిన్నోస్యావిన్నో అగ్నిః ఆవిన్నో అగ్నిరగ్నిరావిన్న ఆవిన్నో అగ్నిర్గృహపదిర్గృహపదిరగ్నిరావిన్న ఆవిన్నో అగ్నిర్గృహపతిః అగ్నిర్గృహపదిర్గృహపదిరగ్నిరగ్నిర్గృహపదిరావిన్న ఆవిన్నో గృహపదిరగ్నిరగ్నిర్గృహపదిరావిన్నః గృహపదిరావిన్న ఆవిన్నో గృహపదిర్గృహపదిరావిన్న ఇంద్ర ఇంద్ర ఆవిన్నో గృహపదిర్గృహపదిరావిన్న ఇంద్రః గృహపదిరితి గృహపతిః ఆవిన్న ఇంద్ర ఇంద్ర ఆవిన్న ఆవిన్న ఇంద్ర వృద్ధశ్రవ వృద్ధశ్రవ ఇంద్ర ఆవిన్న ఆవిన్న ఇంద్ర వృద్ధశ్రవ ఇంద్ర ఇంద్రో వృద్ధశ్రవ ఆవిన్న ఆవిన్న వృద్ధశ్రవ ఇంద్ర ఇంద్రో వృద్ధశ్రవ ఆవిన్న వృద్ధశ్రవ ఆవిన్న ఆవిన్నో వృద్ధశ్రవ వృద్ధశ్రవ ఆవిన్న పూషా పూషావిన్నో వృద్ధశ్రవ వృద్ధశ్రవ ఆవిన్న పూషా వృద్ధశ్రవ ఇతి వృద్ధశ్రవ ఆవిన్న పూషా పూషావిన్న ఆవిన్న పూషా విశ్వవేద విశ్వవేద పూషావిన్న ఆవిన్న పూషా విశ్వవేద పూషా విశ్వవేద విశ్వవేద పూషా పూషా విశ్వవేద ఆవిన్నవావిన్నౌ విశ్వవేద పూషా పూషా విశ్వవేద ఆవిన్నౌ విశ్వవేద ఆవిన్నవావిన్నౌ విశ్వవేద విశ్వవేద ఆవిన్నౌ మిత్రావరుణౌ మిత్రావరుణావావిన్నౌ విశ్వమేద విశ్వవేద ఆవిన్నౌ మిత్రావరుణౌ విశ్వవేద ఇది విశ్వవేదా వారిన్నో మిత్రావరుణో మిత్రావరుణావారిన్నావారిన్నో మిత్రావరుణావృతావృతావృతావృతౌ మిత్రావరుణావారిన్నావారిన్నవ మిత్రావరుణావృతావృతౌ మిత్రావరుణావృతావృతావృతౌ మిత్రావరుణౌ మిత్రావరుణావృతావృతావావిన్నే ఆవిన్నే కృతావృతౌ మిత్రావరుణౌ మిత్రావరుణావృతావృతావావిన్నే మిత్రావరుణావిని మిత్రావరుణౌ వృధావావిన్నే ఆవిన్నే కృతావృతావృతావృతావావిన్నేత్యావా పృథివీత్యావా పృథివీ ఆవిన్నే కృతావృతావృతావృతావావిన్నేత్యావా పృథివీ ఆవిన్నేత్యావా పృథివీత్యావా పృథివీ ఆవిన్నే ఆవిన్నేత్యావా పృథివీ ధృతవ్రతేత్యావా పృథివీ ఆవిన్నే ఆవిన్నేత్యావా పృథివీ ధృతవ్రతే ఆవిన్నేవా పృథివీ ధృతవ్రతే ధృతవ్రతేత్యావా పృథివీత్యావా పృథివీ ధృతవ్రతే ఆవిన్నావిన్నా ధృతవ్రతేత్యావా పృథివీత్యావా పృథివీ ధృతవ్రతే ఆవిన్నా పృథివీ ధృతవ్రతే ఆవిన్నావిన్నా ధృతవ్రతే ధృతవ్రతే ఆవిన్నా దేవీ దేవ్యా విన్నా ధృతవ్రతే ధృతవ్రతే ఆవిన్నా దేవీ ధృతవ్రతే ఇది ధృత వ్రతే ఆవిన్నా దేవీ దేవ్యా విన్నా విన్నా దేవీ దేవ్యా విన్నా విన్నా దేవ్యతి దేవ్యతి దేవీ దేవ్యతిర్విశ్వరూపీ విశ్వరూప్యతి దేవీ దేవ్యతి విశ్వరూపీ విశ్వరూప్యది తిరజి నిర్విశ్వరూప్యా విన్న ఆవిన్నో విశ్వరూప్యది తిరజి నిర్విశ్వరూప్యా విన్న స్వరూప్యా విన్న ఆవిన్నో విశ్వరూపే విశ్వరూప్యా విన్నోయమయమావిన్నో విశ్వరూపే విశ్వరూప్యా విన్నోయం విశ్వరూపీతి విశ్వరూపీ ఆవిన్నోయమయమావిన్న ఆవిన్నోయమసావసా భయమావిన్న ఆవిన్నోయమసౌ అయమసావసా భయమయమసా వాముష్యా జన ఆముష్యా జనో సా భయమయమసా వాముష్యా జన సా వాముష్యా జన శివార్త్రఘ్నస్వయా

రథంతరగోరథంతరగోసామాగ్నిరగ్నిస్సామరథంతరగోరథంతరగోసామాగ్నిరథంతరమితి రథం పరం సామాగ్నిరగ్నిస్సామసామాగ్నిర్దేవతాగ్నిస్సామసామాగ్నిర్దేవతాగ్నిర్దేవతాగ్నిరగ్నిర్దేవతా బ్రహ్మ మిత్రావరుణో దేవతా దేవతా మిత్రావరుణౌ మిత్రావరుణౌ దేవతాబలం బలం దేవతా మిత్రావరుణౌ మిత్రావరుణౌ దేవతాబలం మిత్రావరుణావిరుణౌ దేవతాబలం బలం దేవతా దేవతాబలం ద్రవిణం ద్రవిణం బలం దేవతా దేవతాబలం ద్రవిణం బలం ద్రవిణం ద్రవిణం బలం బలం స్వాహ స్వాహ సవిత్రే స్వాహ స్వాహ సవిత్రే స్వాహ స్వాహ సవిత్రే పరిప్లవేభ్య స్వాహ స్వాహ పరిప్లవేభ్య స్వాహ స్వాహ పరిప్లవేభ్య స్వాహ స్వాహ తేజసా సూర్యస్య సూర్యస్య తేజసా తేజసా సూర్యస్య వర్చసా వర్చసా సూర్యస్య తేజసా తేజసా సూర్యస్య వర్చసా సూర్యస్య వర్చసా వర్చసా సూర్యస్య సూర్యస్య వర్చసేంద్రస్యేంద్రస్య వర్చసా సూర్యస్య సూర్యస్య వర్చసేంద్రస్య వర్చసేంద్రస్యేంద్రస్య వర్చసా వర్చసేంద్రస్యేంద్రియేణేంద్రియేణేంద్రస్య వర్చసా వర్చసేంద్రస్యేంద్రియేణ ఇంద్రస్యేంద్రియేణేంద్రియేణేంద్రస్యేంద్రస్యేంద్రియేణ మిత్రావరుణయోర్మిత్రావరుణయోరింద్రియేణేంద్రస్యేంద్రస్యేంద్రియేణ మిత్రావరుణయోర్ మిత్రావరుణయోరింద్రియేణేంద్రియేణ మిత్రావరుణయోర్వీర్యేణ వీర్యేణ మిత్రావరుణయోరింద్రియేణేంద్రియేణ వీరావరుణయోర్వీర్యేణ మిత్రావరుణయోర్వీర్యేణ వీర్యేణ మిత్రావరుణయోర్మిత్రావరుణయోర్వీర్యేణ మృతాం మృతాం వీర్యేణ మిత్రావరుణయోర్మిత్రావరుణయోర్వీర్యేణ మృతాం మిత్రావరుణయోరితి మిత్రావరుణయో వీర్యేణ మృతాం మృతాం వీర్యేణ వీర్యేణ మృతామోదసౌదసా మృతాం వీర్యేణ వీర్యేణ మృతామోదసా మృతామోదసౌదసా మృతాం మృతామోదసా క్షత్రాణాం క్షత్రాణామోజసా మృతాం మృతామోజసా క్షత్రాణామోజసా క్షత్రాణాం క్షత్రాణామోదసౌదసా క్షత్రాణాం క్షత్రపతి క్షత్రపతి క్షత్రాణామోదసౌదసా క్షత్రాణాం క్షత్రపతి క్షత్రాణాం క్షత్రపతి క్షత్రపతి క్షత్రాణాం క్షత్రాణాం క్షత్రపతిరస్యసి క్షత్రపతి క్షత్రాణాం క్షత్రాణాం క్షత్రపతిరసి క్షత్రపతిరస్యసి క్షత్రపతి క్షత్రపతిరస్యజ్యసి క్షత్రపతి క్షత్రపతిరస్యజి క్షత్రపతిరితి క్షత్రపతి అస్యత్యస్యస్యతి దివో దివోత్యస్యస్యతి దివః దివో దివోత్యతి దివస్పాహి పాహి దివోత్యతి దివస్పాహి దివస్పాహి పాహి దివో దివస్పాహి సమావవర్త్రన్ సమావవర్త్రన్ పాహి దివోస్పాహి సమావవర్త్రన్ పాహి సమావవర్త్రన్ సమావవర్త్రన్ పాహి పాహి సమావవర్త్రన్ ధరాగ ధరాక్ సమావవర్త్రన్ పాహి పాహి సమావవర్త్రన్ ధరాగ సమావవర్త్రన్ ధరాగ ధరాక్ సమావవర్త్రన్ సమావవర్త్రన్ ధరాగుది జీరుది జీర ధరాక్ సమావవర్త్రన్ సమావవర్త్రన్ ధరాగుది సమావవృత్రన్నితి సమ్ ఆవవృత్రన్ ధరాగుది జీరుది జీర ధరాగ ధరాగుది జీర హిమ హిముది జీర ధరాగ ధరాగుది జీర హిమ్ జాతాని జాతాని విశ్వాన్యోన్యో విశ్వా జాతాని జాతాని జాతాని మన్యుర్మన్యుర్ కర్మ ఇవే మే మన్యు మే మన్యుర్మన్యుర్మే మే మన్యుర్భూయాత్ భూయాన్ మన్యుర్మే మే మన్యుర్భూయాన్ భూయాన్ మన్యుర్మన్యుర్భూయాన్ నమో నమో భూయాన్ మన్యుర్మన్యుర్భూయాన్ నమ భూయాన్ నమో నమో భూయాత్ భూయాన్ నమో మాత్రే మాత్రే నమో భూయాత్ భూయాన్ నమో మాత్రే నమో మాత్రే మాత్రే నమో నమో మాత్రే పృథివ్యై పృథివ్యై మాత్రే నమో నమో మాత్రే పృథివ్యై మాత్రే పృథివ్యై పృథివ్యై మాత్రే మాత్రే పృథివ్యై మామా పృథివ్యై మాత్రే మాత్రే పృథివ్యై మాయ్యై మామా పృథివ్యై పృథివ్యై మాహమహం మా పృథివ్యై పృథివ్యై మాహం మాహమహం మామాహం మాతరం మాతరమహం మామాహం మాతరం అహం మాతరం మాతరమహమహం మాతరం పృథివీం పృథివీం మాతరమహమహం మాతరం పృథివీం మాతరం పృథివీం పృథివీం మాతరం మాతరం పృథివీ గోహిగోశిషగోహిగోశిషం పృథివీం పృథివీ గోహిగోశిషం మామాహిగోశిషం పృథివీం పృథివీ గోహిగోశిషం మా గోశిషం మామాహిగోశిషగోహిగోశిషం మామాహిగోశిషగోహిగోశిషం మామా మామాం మాత మాత మాం మామా మాత మాత మాం మాం మాత పృథివీ పృథివీ మాత మాం మాం మాత పృథివీ మాత పృథివీ పృథివీ మాత మాత పృథివీ హిగోసేత్ పృథివీ మాత మాత పృథివీ హిగోసేత్ పృథివీ హిగోసేత్ హిగోసేత్ పృథివీ పృథివీ హిగోసేత్ పృథివీ పృథివీ హిగోసేత్ హిగోసేది యదియత్ హిగోసేత్ హిగోసేది యదస్యసి యత్ హిగోసేత్ హిగోసేది యదసి యదస్యసి యదియదస్యాయురాజురసి యదియదస్యాయుః అస్యాయురాజురస్యస్యాయురస్యస్యాయురస్యస్యాయురసి ర్గస్ోర్గస్ోర్జమస్ోర్జమస్ోర్జం మేమ ఊర్జమస్ోర్జం మే ఊర్జం మే ఊర్జమూర్జం మే ధేహి మరుర్జమూర్జం మే ధేహి మే ధేహి ధేహి మే మే ధేహి యుం యుం ధేహి మే మే ధేహి యుం ధేహి యుం యుం ధేహి ధేహి యుంగస్య సి యుం ధేహి ధేహి యుంగసి యుంగస్య సి యుం యుంగసి వర్చో వర్చో సి యుం యుంగసి వర్చః సి వర్చో వర్చోస్య సి వర్చోస్య సి వర్చోస్య సి వర్చోసి వర్చోస్య సి వర్చో వర్చోసి మయ మయ సి వర్చో వర్చోసి మయ అంతరిక్షసదంతరిక్షసద్భోతా వేదిషత్ వేదిషద్భోతా అంతరిక్షసదిత్యంతరిక్షసత్ హోతా వేదిషత్ వేదిషద్భోతా హోతా వేదిషదతి ధిరతి ధర్వేదిషద్భోతా హోతా వేదిషత్ బ్రహ్మా సుక్రతుః సుక్రతుర్బ్రహ్మాన్ త్వం శుక్రతురితి సుక్రతుః బ్రహ్మాన్ బ్రహ్మాన్ బ్రహ్మాన్ కుమరాదందాజంతుం బ్రహ్మాన్ రాజన్ బ్రహ్మాజన్ బ్రహ్మాజన్ సత్యధర్మేంద్రస్య సత్యధర్మేంద్రస్య సత్యధర్మేంద్రస్య సత్యధర్మ సత్యధర్మేంద్రస్య వజ్రో వజ్రేంద్రస్య సత్యధర్మ సత్యధర్మేంద్రస్య వజ్ర సత్యధర్మేతి సత్యధర్మ ఇంద్రస్య వజ్రో వజ్రేంద్రస్యేంద్రస్య వజ్రో వజ్రేంద్రస్యేంద్రస్య వజ్రోసి వజ్రో వజ్రో శివార్త్రఘ్నో వార్త్రఘ్నో శివజ్రో వజ్రో శివార్త్రఘ్నో వార్త్రఘ్నో శివార్త్రఘ్నస్తేన తేన వార్త్రఘ్నో శివార్త్రఘ్నస్తేన వార్త్రఘ్నస్తేన తేన వార్త్రఘ్నో వార్త్రఘ్నస్తేన మే మేతేన వార్త్రఘ్నో వార్త్రఘ్నస్తేన మే వార్త్రఘ్న ఇది వార్త్రఘ్న మే మేతేన తేన మే రధ్య రధ్య మేతేన తేన మే రధ్య మే రధ్య రధ్య మే మే రధ్య దిశో దిశో రధ్య మే మే రధ్య దిశ దిశో దిశో రధ్య రధ్య దిశోభ్యభిదిశో రధ్య రధ్య దిశోభిభ్యభిదిశోభ్యయమయమభిదిశోదిశోభ్యయమభ్యయమయమభ్యయగో రాజా రాజాయమభ్యయగో రాజా అయగో రాజా రాజాయమయగో రాజా భూత భూత్రాజాయమయగో రాజా భూత రాజా భూత భూత్రాజా రాజా భూత్ స్వాహాష్టాకబాలమాజమాష్టాకబాలమాజమాష్టాకబాలన్ని దక్షిణేతి దక్షిణా సద్యోదీక్షయంది సద్య సద్యోదీక్షయంది క్షరింది సత్య సద్యోదీ క్షరింది క్షరింది సత్య సోమగం సోమగం సద్యోదీ క్షరింది క్షరింది సత్య సోమం సద్య సోమగం సోమగం సద్య సద్య సోమం క్రీణంది క్రీణంది సోమగం సద్య సద్య సోమం క్రీణంది సోమం క్రీణంది క్రీణంది సోమగం సోమం క్రీణంది పుండరిస్రజాం క్రీణంది సోమగం సోమం క్రీణంది పుండరిస్రజాం క్రీణంది పుండరిస్రజాం పుండరిస్రజాం క్రీణంది క్రీణంది పుండరిస్రజాం ప్రపుండరిస్రజాం క్రీణంది క్రీణంది పుండరిస్రజాం ప్రపుండరిస్రజాం ప్రపుండరిస్రజాం పుండరిస్రజాం ప్రయచ్చది యచ్చది ప్రపుండరిస్రజాం పుండరిస్రజాం ప్రయచ్చది యచ్చది యచ్చది ప్రప్రయచ్చది దశభిర్దశభిర్యచ్చది ప్రప్రయచ్చది దశభిః యచ్చది దశభిర్దశభిర్యచ్చది యచ్చది దశభిర్వత్సధరైర్వత్సధరైర్దశభిర్యచ్చది యచ్చది బ్రాహ్మణాచ్ఛకుంసనే వాససీ నేష్టా భోతృభ్యాం నేష్టా భోతృభ్యాం పుత్రుభ్యాం వాససీ వాససీ నేష్టా పుత్రుభ్యా స్థూరి స్థూరి నేష్టా పుత్రుభ్యాం వాససీ వాససీ పుత్రుభ్యా స్థూరి వాససీ వాససీ నేష్టా పుత్రుభ్యా స్థూరి స్థూరి నేష్టా పుత్రుభ్యాన్ నేష్టా పుత్రుభ్యా స్థూరి అవాజితం వాజిత స్థూరి నేష్టా పుత్రుభ్యాన్ నేష్టా పుత్రుభ్యా స్థూరి అవాజితం నేష్టా పుత్రుభ్యామితి నేష్టా పుత్రుభ్యాం స్థూరి అవాజితం వాజిత స్థూరి స్థూరి అవాజితమచ్చా వాకాయ అచ్చావాకాయ వాజిత స్థూరి స్థూరి అవాజితమచ్చా వాకాయ వాజితమచ్చా వాకాయ అచ్చా వాకాయ వాజితం వాజితమచ్చా వాకాయ నడ్వాహనడ్వాహమచ్చా వాకాయ వాజితమచ్చా వాకాయ నడ్వాహమచ్చా వాకాయ నడ్వాహమగ్నిధే నడ్వాహమచ్చా వాకాయ అచ్చా వాకాయ నడ్వాహమగ్నిధే నడ్వాహమగ్నిధే నడ్వాహమ నడ్వాహమగ్నిధే భార్గవో భార్గవోగ్నిధే నడ్వాహమగ్నిధే భార్గవ నిధే భార్గవో భార్గవోగ్నిధేగ్నిధే భార్గవో హోతా హోతా భార్గవోగ్నిధేగ్నిధే భార్గవో హోతాగ్నిధే భార్గవో హోతా హోతా భార్గవో భార్గవో హోతా భవతి భవతి హోతా భార్గవో భార్గవో హోతా భవతి హోతా భవతి భవతి హోతా హోతా భవతి శ్రాయంతి యజ్ఞశ్రాయంతీయం భవతి హోతా హోతా భవతి శ్రాయంతీయం భవతి శ్రాజంతీయజ్ఞశ్రాజంతీయం భవతి భవతి శ్రాజంతీయం బ్రహ్మ సామం బ్రహ్మ సామగ్నుశ్రాజంతీయం భవతి భవతి శ్రాజంతీయం బ్రహ్మ సామం శ్రాజంతీయం బ్రహ్మ సామం బ్రహ్మ సామగ్నుశ్రాజంతీ యజ్ఞశ్రాజంతీయం బ్రహ్మ సామం భవతి భవతి బ్రహ్మ సామగ్నుశ్రాజంతీ యజ్ఞశ్రాజంతీయం బ్రహ్మ సామం భవతి బ్రహ్మ సామం భవతి భవతి బ్రహ్మ సామం బ్రహ్మ సామం భవతి వారవంతీయం వారవంతీయం భవతి బ్రహ్మ సామం బ్రహ్మ సామం భవతి వారవంతీయం బ్రహ్మ సామమితి బ్రహ్మ సామం భవతి వారవంతీయం వారవంతీయం భవతి భవతి వారవంతీయం అగ్నిష్టోమ సామమగ్నిష్టోమ సామం వారవంతీయం భవతి భవతి వారవంతీయం అగ్నిష్టోమ సామం వారవంతీయమగ్నిష్టోమ సామమగ్నిష్టోమ సామం వారవంతీయం వారవంతీయమగ్నిష్టోమ సామగో సారస్వతీ సారస్వతీరగ్నిష్టోమ సామం వారవంతీయం వారవంతీయమగ్నిష్టోమ సామగో సారస్వతీయమితి వారవంతీయం అగ్నిష్టోమ సామగో సారస్వతీ సారస్వతీరగ్నిష్టోమ సామమగ్నిష్టోమ సామగో సారస్వతీ రపో సారస్వతీరగ్నిష్టోమ సామమగ్నిష్టోమ సామగో సారస్వతీ రపహ్నిష్టోమ సామమిత్యగ్నిష్టోమ సామం సారస్వతీ రపో సారస్వతీ సారస్వతీ రపో గృహాది గృహ్ణాత్యప సారస్వతీ సారస్వతీ రపో గృహ్ణాది గృహ్ణాది గృహ్ణాత్యపో గృహ్ణాది గృహ్ణాదీతి గృహ్ణాది ఆగ్నేయమష్టాకబాలమష్టాకబాలమాగ్నేయమాగ్నేయమష్టాకబాలం నిర్నిరష్టాకబాలమాగ్నేయమాగ్నేయమష్టాకబాలన్నిహి అష్టాకబాలం నిర్నిరష్టాకబాలమష్టాకబాలం నిర్వపది వపది నిరష్టాకబాలమష్టాకబాలం నిర్వపది అష్టాకబాలమిత్యష్టాకబాలం నిర్వపది వపది నిర్నిర్వపది హిరణ్యగో హిరణ్యం వపది నిర్నిర్వపది హిరణ్యం వపది హిరణ్యగో హిరణ్యం వపది వపది హిరణ్యం దక్షిణా దక్షిణా హిరణ్యం వపది వపది హిరణ్యం దక్షిణా హిరణ్యం దక్షిణా దక్షిణా హిరణ్యగో హిరణ్యం దక్షిణైంద్రమైంద్రం దక్షిణా హిరణ్యగో హిరణ్యం దక్షిణైంద్రం దక్షిణైంద్రమైంద్రం దక్షిణా దక్షిణైంద్రమేకాదశకబాలమేకాదశకబాలమైంద్రం దక్షిణా దక్షిణైంద్రమేకాదశకబాలమైంద్రమేకాదశకబాలమైంద్రమైంద్రమేకాదశకబాలం వృషభ ఋషభ ఏకాదశకబాలమైంద్రమైంద్రమేకాదశకబాలం వృషభ ఏకాదశకబాలం ఋషభ ఋషభ ఏకాదశకబాలమేకాదశకబాలం ఋషభో దక్షిణ దక్షిణ ఋషభ ఏకాదశకబాలమేకాదశకబాలం ఋషభో దక్షిణ ఏకాదశకబాలమిత్యేకాదశకబాలం ఋషభో దక్షిణ దక్షిణ ఋషభ ఋషభో దక్షిణ వైశ్వదేవం వైశ్వదేవం దక్షిణ ఋషభ ఋషభో దక్షిణ వైశ్వదేవం దక్షిణ వైశ్వదేవం వైశ్వదేవం దక్షిణ దక్షిణ వైశ్వదేవం జరుం జరుం వైశ్వదేవం దక్షిణ దక్షిణ వైశ్వదేవం జరుం వైశ్వదేవం జరుం జరుం వైశ్వదేవం వైశ్వదేవం జరుం భిషంగి భిషంగి జరుం వైశ్వదేవం వైశ్వదేవం జరుం భిషంగి వైశ్వదేవమితి వైశ్వదేవం జరుం భిషంగి భిషంగి జరుం జరుం భిషంగి పష్ఠౌహి పష్ఠౌహి భిషంగి జరుం జరుం భిషంగి పష్ఠౌహి భిషంగి పష్ఠౌహి పష్ఠౌహి భిషంగి భిషంగి పష్ఠౌహి దక్షిణ దక్షిణ పష్ఠౌహి భిషంగి భిషంగి పష్ఠౌహి దక్షిణ పష్ఠౌహి దక్షిణ దక్షిణ పష్ఠౌహి పష్ఠౌహి దక్షిణ మైత్రావరుణీం మైత్రావరుణీం దక్షిణ పష్ఠౌహి పష్ఠౌహి దక్షిణ మైత్రావరుణీం దక్షిణ మైత్రావరుణీం మైత్రావరుణీం దక్షిణ దక్షిణ మైత్రావరుణీం మామిక్షా మామిక్షా మైత్రావరుణీం దక్షిణ దక్షిణ మైత్రావరుణీ మామిక్షా మైత్రావరుణీ మామిక్షా మామిక్షాం మైత్రావరుణీం మైత్రావరుణీ మామిక్షాం వశా వశామిక్షాం మైత్రావరుణీం మైత్రావరుణీ మామిక్షాం వశా మైత్రావరుణీమితి మైత్రావరుణీ మామిక్షాం వశా వశామిక్షా మామిక్షాం వశా దక్షిణ దక్షిణ వశామిక్షా మామిక్షాం వశా దక్షిణ దక్షిణ దక్షిణ వశా వశా దక్షిణ బాలో బారహస్పత్యం బారహస్పత్యం దక్షిణావశా వశా దక్షిణాబారహస్పత్యం దక్షిణాబారహస్పత్యం బారహస్పత్యం దక్షిణా దక్షిణాబారహస్పత్యం జరం జరం బారహస్పత్యం దక్షిణా దక్షిణాబారహస్పత్యం జరం బారహస్పత్యం జరం జరం బారహస్పత్యం బారహస్పత్యం జరగోషితి పృష్ఠస్థితి పృష్ఠశ్చరం బారహస్పత్యం బారహస్పత్యం జరగోషితి పృష్ఠ జరగోషితి పృష్ఠస్థితి పృష్ఠశ్చరం జరగోషితి పృష్ఠా దక్షిణా దక్షిణాశితి పృష్ఠశ్చరం జరగోషితి పృష్ఠా దక్షిణా పృష్ఠా దక్షిణా దక్షిణాశితి పృష్ఠస్థితి పృష్ఠా దక్షిణా దిత్యాంగ దక్షిణాశితి పృష్ఠస్థితి పృష్ఠా దక్షిణాదిత్యా పృష్ఠితి పృష్ఠ దక్షిణాదిత్యామాదిత్యాంగ దక్షిణాదిత్యాం మలుహా మలుహామాదిత్యాం దక్షిణాదిత్యాం మలుహాం మలుహాం మలుహామాదిత్యామాదిత్యాం మలుహాం గర్భిణీం గర్భిణీం మలుహామాదిత్యామాదిత్యాం మలుహాం గర్భిణీం మలుహాం గర్భిణీం గర్భిణీం మలుహాం మలుహాం గర్భిణీమా గర్భిణీం మలుహాం మలుహాం గర్భిణీమా గర్భిణీమా గర్భిణీం గర్భిణీమా లభతే లభత గర్భిణీం గర్భిణీమా లభతే ఆలభతే లభదా లభతే మారుతీం మారుతీం లభదా లభతే మారుతీం మారుతీం మారుతీం లభతే లభతే మారుతీం వృష్టిం వృష్టిం మారుతీం లభతే లభతే మారుతీం వృష్టిం మారుతీం వృష్టిం వృష్టిం మారుతీం మారుతీం వృష్టిం పష్టౌహీం వృష్టిం మారుతీం మారుతీం వృష్టిం పష్టౌహీం పష్టౌహీం పష్టౌహీం వృష్టిం వృష్టిం పష్టౌహీం అశ్విభ్యాం అశ్విభ్యాం పష్టౌహీం వృష్టిం వృష్టిం పష్టౌహీం అశ్విభ్యాం పష్టౌహీం అశ్విభ్యాం అశ్విభ్యాం పష్టౌహీం పష్టౌహీం అశ్విభ్యాం భూష్ణే భూష్ణే అశ్విభ్యాం పష్టౌహీం పష్టౌహీం అశ్విభ్యాం భూష్ణే అశ్విభ్యాం భూష్ణే భూష్ణే అశ్విభ్యాం అశ్విభ్యాం భూష్ణే పురోడాశం పురోడాశం భూష్ణే అశ్విభ్యాం అశ్విభ్యాం భూష్ణే పురోడాశం అశ్విభ్యామిత్యశ్విభ్యా భూష్ణే పురోడాశం పురోడాశం భూష్ణే భూష్ణే పురోడాశం ద్వాదశకపాలం ద్వాదశకపాలం పురోడాశం భూష్ణే భూష్ణే పురోడాశం ద్వాదశకపాలం పురోడాశం ద్వాదశకపాలం ద్వాదశకపాలం పురోడాశం పురోడాశం ద్వాదశకపాలం నిర్నిర్ద్వాదశకపాలం పురోడాశం పురోడాశం ద్వాదశకపాలం ద్వాదశకపాలం నిర్నిర్ద్వాదశకపాలం ద్వాదశకపాలం నిర్వపది వపది నిర్ద్వాదశకపాలం ద్వాదశకపాలం నిర్వపది ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం నిర్వపది వపది నిర్నిర్వపది సరస్వతే సరస్వతే వపది నిర్నిర్వపది సరస్వతే సరస్వతే సరస్వతే వపది వపది సరస్వతే సత్యవాచే సత్యవాచే సరస్వతే వపది వపది సరస్వతే సత్యవాచే సరస్వతే సత్యవాచే సత్యవాచే సరస్వతే సరస్వతే సత్యవాచే జరం జరగం సత్యవాచే సరస్వతే సరస్వతే సత్యవాచే జరం సత్యవాచే జరం జరగం సత్యవాచే సత్యవాచే జరగం సవిత్రే సవిత్రే జరగం సత్యవాచే సత్యవాచే జరగం సవిత్రే సత్యవాచయితి సత్యవాచే జరగం సవిత్రే సవిత్రే జరం జరగం సవిత్రే సత్యప్రసవాయ సత్యప్రసవాయ సవిత్రే జరం జరగం సవిత్రే సత్యప్రసవాయ సవిత్రే సత్యప్రసవాయ సత్యప్రసవాయ సవిత్రే సవిత్రే సత్యప్రసవాయ ప్రోడాశకం సత్యప్రసవాయ సవిత్రే సవిత్రే సత్యప్రసవాయ ప్రోడాశం సత్యప్రసవాయ ప్రోడాశం ప్రోడాశకం సత్యప్రసవాయ సత్యప్రసవాయ ప్రోడాశం ద్వాదశకపాలం ద్వాదశకపాలం ప్రోడాశకం సత్యప్రసవాయ ద్వాదశకపాలం సత్యప్రసవాయేతి సత్య ప్రసవాయ ప్రోడాశం ద్వాదశకపాలం ద్వాదశకపాలం ప్రోడాశం ప్రోడాశం ద్వాదశకపాలం దిశ్రు ధన్వం దిశ్రు ధన్వం ద్వాదశకపాలం ప్రోడాశం ప్రోడాశం ద్వాదశకపాలం దిశ్రు ధన్వం ద్వాదశకపాలం దిశ్రు ధన్వం దిశ్రు ధన్వం ద్వాదశకపాలం ద్వాదశకపాలం దిశ్రు ధన్వగం శుష్క ధృతి శుష్క ధృతిస్తిశ్రు ధన్వం ద్వాదశకపాలం ద్వాదశకపాలం దిశ్రు ధన్వగం శుష్క ధృతి ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం ధన్వగం శుష్క ధృతి శుష్క ధృతిస్తిశ్రు ధన్వం దిశ్రు ధన్వగం శుష్క ధృతిర్దక్షిణ దక్షిణ శుష్క ధృతిస్తిశ్రు ధన్వం దిశ్రు ధన్వగం శుష్క ధృతిర్దక్షిణ ధన్వమిది దిశ్రు ధన్వం శుష్క ధృతిర్దక్షిణ దక్షిణ శుష్క ధృతి శుష్క ధృతిర్దక్షిణ ధృతిరితి శుష్క ధృతి దక్షిణేతి దక్షిణ అగ్నేయమష్టాకపాలమష్టాకపాలమాగ్నేయమాగ్నేయమష్టాకపాలం నిర్నిరష్టాకపాలమాగ్నేయమాగ్నేయమష్టాకపాలన్ని అష్టాకపాలం నిర్నిరష్టాకపాలమష్టాకపాలం నిర్వపది వపది నిరష్టాకపాలమష్టాకపాలం నిర్వపది అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్మపది వపది నిర్నిర్వపది సౌమ్యగం సౌమ్యం వపది నిర్నిర్వపది సౌమ్యం వపది సౌమ్యగం సౌమ్యం వపది వపది సౌమ్యం జరుం జరుగం సౌమ్యం వపది వపది సౌమ్యం జరుం సౌమ్యం జరుం జరుగం సౌమ్యగం సౌమ్యం జరుగం సావిత్రగం సావిత్రం జరుగం సౌమ్యగం సౌమ్యం జరుగం సావిత్రం జరుగం సావిత్రగం సావిత్రం జరుం జరుగం సావిత్రం ద్వాదశకపాలం ద్వాదశకపాలం సావిత్రం జరుం జరుగం సావిత్రం ద్వాదశకపాలం సావిత్రం ద్వాదశకపాలం ద్వాదశకపాలకం సావిత్రగం సావిత్రం ద్వాదశకపాలం బారహస్పత్యం బారహస్పత్యం ద్వాదశకపాలకం సావిత్రగం సావిత్రం ద్వాదశకపాలం బారహస్పత్యం ద్వాదశకపాలం బారహస్పత్యం బారహస్పత్యం ద్వాదశకపాలం ద్వాదశకపాలం బారహస్పత్యం జరుం జరం బారహస్పత్యం ద్వాదశకపాలం ద్వాదశకపాలం బారహస్పత్యం జరుం ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం బారహస్పత్యం జరుం జరం బారహస్పత్యం బారహస్పత్యం జరుం ద్వాష్ట్రం ద్వాష్ట్రం జరుం బారహస్పత్యం బారహస్పత్యం జరుం ద్వాష్ట్రం జరుం ద్వాష్ట్రం ద్వాష్ట్రం జరుం జరుం ద్వాష్ట్రమష్టాకపాలమష్టాకపాలం ద్వాష్ట్రం జరుం జరుం ద్వాష్ట్రమష్టాకపాలం ద్వాష్ట్రమష్టాకపాలమష్టాకపాలం ద్వాష్ట్రం ద్వాష్ట్రమష్టాకపాలం వైశ్వానరం వైశ్వ ఆదరమష్టాకబాణం ద్వాష్ట్రం ద్వాష్ట్రమష్టాకబాణం వైశ్వానరం అష్టాకబాణం వైశ్వానరం వైశ్వానరమష్టాకబాలమష్టాకబాలం వైశ్వానరం ద్వాదశకబాలం వైశ్వానరమష్టాకబాలమష్టాకబాలం వైశ్వానరం ద్వాదశకబాలం అష్టాకబాలమిత్యష్టాకబాలం వైశ్వానరం ద్వాదశకబాలం ద్వాదశకబాలం వైశ్వానరం వైశ్వానరం ద్వాదశకబాలం దక్షిణో దక్షిణో ద్వాదశకబాలం వైశ్వానరం వైశ్వానరం ద్వాదశకబాలం దక్షిణ ద్వాదశకబాలం దక్షిణో దక్షిణో ద్వాదశకబాలం ద్వాదశకబాలం దక్షిణోరథ వాహన వాహోరథ వాహన వాహో దక్షిణో ద్వాదశకబాలం ద్వాదశకబాలం దక్షిణోరథ వాహన వాహ ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం దక్షిణోరథ వాహన వాహోరథ వాహన వాహో దక్షిణో దక్షిణోరథ వాహన వాహో దక్షిణ దక్షిణార్థ వాహన వాహో దక్షిణో దక్షిణోరథ వాహన వాహో దక్షిణ వాహన వాహో దక్షిణ దక్షిణార్థ వాహన వాహోరథ వాహన వాహో దక్షిణ సారస్వతం దక్షిణార్థ వాహన వాహోరథ వాహన వాహో దక్షిణ సారస్వతం రథ వాహన వాహయది రథ వాహన దక్షిణ సారస్వతగో సారస్వతం దక్షిణ దక్షిణ సారస్వతం జరం జరగో సారస్వతం దక్షిణ దక్షిణ సారస్వతం జరం సారస్వతం జరం జరుగో సారస్వతగో సారస్వతం జరం నిర్ణయం సారస్వతగో సారస్వతం జరం జరం నిర్ణయం జరం నిర్వపది వపది నిశ్చరం జరం నిర్వపది నిర్వపది వపది నిర్వపది పౌష్ణం పౌష్ణం వపది నిర్నిర్వపది పౌష్ణం వపది పౌష్ణం పౌష్ణం వపది వపది పౌష్ణం జరం జరం పౌష్ణం వపది వపది పౌష్ణం జరం పౌష్ణం జరం జరం పౌష్ణం పౌష్ణం జరం మైత్రం మైత్రం జరం పౌష్ణం పౌష్ణం జరం మైత్రం జరం మైత్రం మైత్రం జరం జరం మైత్రం జరం జరం మైత్రం జరం జరం మైత్రం జరం మైత్రం జరం జరం మైత్రం మైత్రం జరం క్షైత్రం జరం వారుణం జరం వారుణం వారుణం జరం జరం వారుణం జరం జరం వారుణం జరం జరం వారుణం జరం వారుణం జరం జరం వారుణం వారుణం జరం క్షైత్రవత్యం క్షైత్రవత్యం జరం వారుణం వారుణం జరం క్షైత్రవత్యం క్షైత్రవత్యం క్షైత్రవత్యం జరం జరం క్షైత్రవత్యం జరం జరం క్షైత్రవత్యం జరం జరం క్షైత్రవత్యం జరం క్షైత్రవత్యం జరం జరం క్షైత్రవత్యం క్షైత్రవత్యం జరమాదిత్యమాదిత్యం జరం క్షైత్రవత్యం క్షైత్రవత్యం జరమాదిత్యం క్షైత్రవత్యమిది క్షైత్రవత్యం జరమాదిత్యమాదిత్యం జరం జరమాదిత్యం జరం జరమాదిత్యం జరం జరమాదిత్యం జరం ఆదిత్యం జరం జరమాదిత్యమాదిత్యం జరముత్తర ఉత్తరశ్చరమాదిత్యమాదిత్యం జరముత్తర జరముత్తర ఉత్తరశ్చరం జరముత్తర రథ వాహన వాహోరథ వాహన వాహ ఉత్తరశ్చరం జరముత్తర రథ వాహన వాహ ఉత్తరోరథ వాహన వాహోరథ వాహన వాహ ఉత్తర ఉత్తరోరథ వాహన వాహో దక్షిణ దక్షిణార్థ వాహన వాహ ఉత్తర ఉత్తరోరథ వాహన వాహో దక్షిణ వాహన వాహో దక్షిణ దక్షిణార్థ వాహన వాహోరథ వాహన వాహో దక్షిణ వాహన వాహ ఇది రథ వాహన వాహ దక్షిణేతి దక్షిణ స్వాద్వీన్ స్వాద్వీక్ స్వాద్వీన్ స్వాదునా స్వాదునా స్వాద్వీక్ స్వాద్వీన్ స్వాదునా స్వాదునా స్వాదునా స్వాదునా తీవ్రాన్ తీవ్రాగ స్వాదునా స్వాదునా తీవ్రా స్వాదునా తీవ్రాన్ తీవ్రాగ స్వాదునా స్వాదునా తీవ్రాన్ తీవ్రేణ తీవ్రేణ తీవ్రాగ స్వాదునా స్వాదునా తీవ్రాన్ తీవ్రేణ తీవ్రాన్ తీవ్రేణ తీవ్రేణ తీవ్రాన్ తీవ్రాన్ తీవ్రేణ అమృతమృతాన్ తీవ్రేణ తీవ్రాన్ తీవ్రాన్ తీవ్రేణ అమృత తీవ్రేణ అమృతమృతాన్ తీవ్రేణ తీవ్రేణ అమృతమృతే నామృతే నామృతాన్ తీవ్రేణ తీవ్రేణ అమృతమృతే అమృతమృతే నామృతే నామృతమృతమృతేన సృజామి సృజామ్యమృతే నామృతమృతమృతేన సృజామి అమృతేన సృజామి సృజామ్యమృతే నామృతేన సృజామి సగం సగం సృజామ్యమృతే నామృతేన సృజామి సం సృజామి సగం సగం సృజామి సృజామి సగం సోమేన సోమేన సగం సృజామి సృజామి సగం సోమేన సగం సోమేన సోమేన సగం సగం సోమేన సోమ సోమ సోమేన సగం సగం సోమేన సోమ సోమేన సోమ సోమ సోమేన సోమేన సోమోస్ సోమ సోమేన సోమేన సోమోసి సోమోస్ సోమ సోమోస్యశ్విభ్యామశ్విభ్యామస్యశ్విభ్యామస్యశ్విభ్యామస్యశ్విభ్యామస్యశ్విభ్యాం సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస్వతీ సరస ఇంద్రాయ పచ్చిస్వ వచ్చేంద్రాయ సుత్రామణే సుత్రామణ ఇంద్రాయ పచ్చిస్వ వచ్చేంద్రాయ సుత్రామణే ఇంద్రాయ సుత్రామణే సుత్రామణ ఇంద్రాజేంద్రాయ సుత్రామణే పచ్చిస్వ వచ్చేస్వ సుత్రామణ ఇంద్రాజేంద్రాయ సుత్రామణే పచ్చిస్వ సుత్రామణే పచ్చిస్వ వచ్చేస్వ సుత్రామణే సుత్రామణే పచ్చిస్వ గుణాతు గుణాతు పచ్చిస్వ సుత్రామణే సుత్రామణే పచ్చిస్వ గుణాతు సుత్రామణ ఇది సుత్రామణే పచ్చిస్వ గుణాతు గుణాతు పచ్చిస్వ వచ్చేస్వ గుణాతు దేవే గుణాతు పచ్చిస్వ వచ్చేస్వ గుణాతు గుణాతు దేతే పునాదు పునాదు దేవరిశ్రుతం పరిశ్రుతం దే పునాదు పునాదు దేవరిశ్రుతం దేవరిశ్రుతం పరిశ్రుతం దే దేవరిశ్రుతగం సోమగం సోమం పరిశ్రుతం దే దేవరిశ్రుతగం సోమం పరిశ్రుతగం సోమగం సోమం పరిశ్రుతం పరిశ్రుతగం సోమగం సూర్యస్య సూర్యస్య సోమం పరిశ్రుతం పరిశ్రుతగం సోమగం సూర్యస్య పరిశ్రుతమిది పరిశ్రుతం సోమగం సూర్యస్య సూర్యస్య సోమగం సోమగం సూర్యస్య సూర్యస్య సోమగం సోమగం సూర్యస్య దుహిత సూర్యస్య దుహిత దుహిత సూర్యస్య సూర్యస్య దుహిత ారేణ శశ్వత శశ్వత వారేణ వారేణ శశ్వదాతనాతన శశ్వత వారేణ వారేణ శశ్వదాతన శశ్వదాతనాతన శశ్వత శశ్వదాతనాతనా వాయు పోతః పూతో వాయుం వాయు పోతః పవిత్రేణ పవిత్రేణ పూతో వాయుం వాయు పోతః పవిత్రేణ పవిత్రేణ పవిత్రేణ పోతః పోతః పవిత్రేణ ప్రత్యం ప్రత్యం పవిత్రేణ పోతః పోతః పవిత్రేణ ప్రత్యం పవిత్రేణ ప్రత్యం ప్రత్యం పవిత్రేణ పవిత్రేణ ప్రత్యం సోమ సోమ ప్రత్యం పవిత్రేణ పవిత్రేణ ప్రత్యం సోమ ప్రత్యం సోమ సోమ ప్రత్యం ప్రత్యం సోమో అధిద్రుతో అధిద్రుత సోమ ప్రత్యం ప్రత్యం సోమో అధిద్రుత సోమో అధిద్రుతో అధిద్రుత సోమ సోమో అధిద్రుత ఇంద్రస్య యుజ్యో యుజ్య ఇంద్రస్కేంద్రస్య యుజ్య సఖా సఖా యుజ్య ఇంద్రస్కేంద్రస్య యుజ్య సఖా సఖేతి సఖాంగాంగ కువిత్ కువిదంగయవమంతో యవమంతోంగిత్ కువిదంగయవమంతయవమంతో యవమంతోంగాంగయవమంతో పూర్వం పూర్వం వియోజ వియోజాను పూర్వం దాంత్యదాంత్యను పూర్వం వియోజ పూర్వం వియోజ వియోజాను పూర్వమున పూర్వం వియూయ పూర్వమిత్యను పూర్వం వియూయేదే హైషా మేషా మిహే హే హే హైషాం కృణుత కృణుతైషా మిహే హే హే హైషాం కృణుత ఏషాం కృణుత కృణుతైషా మేషాం కృణుత భోజనాని భోజనాన్ని కృణుతైషా మేషాం కృణుత భోజనాన్ని భోజనాన్ని భోజనాన్ని కృణుత కృణుత భోజనాన్ని ఏ భోజనాన్ని కృణుత కృణుత భోజనాన్ని భోజనాన్ని ఏ ఏ భోజనాన్ని భోజనాన్ని ఏ పరిహిషో పరిహిషో ఏ భోజనాన్ని భోజనాన్ని ఏ పరిహిష బ్రహిషో నమోవృక్తి నమోవృక్తి బ్రహిషో బ్రహిషో నమోవృక్తి బ్రహిషో నమోవృక్తి బ్రహిషో బ్రహిషో నమోవృక్తి నమోవృక్తి నమోవృక్తి నమోవృక్తి నమోవృక్తి జగ్మ జగ్మ సోమ ప్రతీకా సోమ ప్రతీకాదశ దశకపాలం వారుణం వారుణం దశకపాలం సోమ ప్రతీకా దశకపాలం దశకపాలకం సోమ ప్రతీకా పితర పితర స్వామ ప్రతీకా దశకపాలం దశకపాలకం సోమ ప్రతీకా పితర దశకపాలమిది దశ కపాలం సోమ ప్రతీకా పితర పితర స్వామ ప్రతీకా సమ ప్రతీకా పితర స్తృప్ణుత తృప్ణుత పితర స్వామ ప్రతీకా సోమ ప్రతీకా పితర స్తృప్ణుత సోమ ప్రతీకా ఇది సోమ ప్రతీకా స్తృప్ణుత తృప్ణుత పితర పితర స్తృప్ణుత వణబా వణబా తృప్ణుత పితర పితర స్తృప్ణుత వణబా వణబా వణబా తృప్ణుత తృప్ణుత వణబా దక్షిణ దక్షిణ వణబా తృప్ణుత తృప్ణుత వణబా దక్షిణ వణబా దక్షిణ దక్షిణ వణబా వణబా దక్షిణ దక్షిణేది దక్షిణ అగ్నా విష్ణు మహిమశ్చగ్నా విష్ణు అగ్నా విష్ణు మహి తన్నశ్చగ్నా విష్ణు అగ్నా విష్ణు మహితదు అగ్నా విష్ణు విష్ణు మహితన్మహిమహి తద్వాం భాంతన్మహిమహి తద్వాం తద్వాం మహిత్వం మహిత్వం భాంతత్వాం మహిత్వం మహిత్వం మహిత్వం వాం వాం మహిత్వం మహిత్వం వాం వాం మహిత్వం వేతం మహిత్వం వేతం వేతం మహిత్వం మహిత్వం వేతం ఘృతస్య ఘృతస్య వేతం మహిత్వం మహిత్వం వేతం ఘృతస్య మహిత్వమేతి మహిత్వం వేతం ఘృతస్య ఘృతస్య వేదం వేదం ఘృతస్య గుష్యాని గుష్యాని ఘృతస్య వేదం వేదం ఘృతస్య గుష్యాని ఘృతస్య గుష్యాని గుష్యాని ఘృతస్య ఘృతస్య గుష్యాని నామ గుష్యాని ఘృతస్య ఘృతస్య గుష్యాని నామ గుష్యాని నామ నామ గుష్యాని గుష్యాని నామ నామేది నామ మేదమే సప్త సప్తమేద మేదమేదమే సప్తరత్న రత్న హస్తమేద మేదమేదమే సప్తరత్న మేదమయమే సప్తరత్న రత్న సప్త సప్తరత్న దధా నారత్న సప్త సప్తరత్న దధానా దధానా దధానా రత్న రత్న దధానా ప్రతి ప్రతి దధానా రత్న రత్న దధానా ప్రతి ప్రతి ప్రతి దధానా దధానా ప్రతి వాం వాం ప్రతి దధానా దధానా ప్రతి వాం ప్రతి వాం వాం ప్రతి ప్రతి వాం జిహ్వా జిహ్వా వాం ప్రతి ప్రతి వాం జిహ్వా జిహ్వా జిహ్వా వాం వాం జిహ్వా ఘృతం ఘృతం జిహ్వా వాం వాం జిహ్వా ఘృతం జిహ్వా ఘృతం ఘృతం జిహ్వా జిహ్వా ఘృతమా ఘృతం జిహ్వా జిహ్వా ఘృతమా ఘృతమా ఘృతం ఘృతమాచరణ్యే చరణ్యేదా ఘృతం ఘృతమాచరణ్యే ఆచరణ్యే చరణ్యేదాచరణ్యే చరణ్యేది చరణ్యే విష్ణు మహిమశ్చగ్నా విష్ణు అగ్నా విష్ణు మహి ధామ ధామశ్చగ్నా విష్ణు అగ్నా విష్ణు మహి ధామ అగ్నా విష్ణు విష్ణు మహి ధామ ధామ మహి మహి ధామ ప్రియం ప్రియం ధామ మహి మహి ధామ ప్రియం ధామ ప్రియం ప్రియం ధామ ధామ ప్రియం వాం వాం ప్రియం ధామ ధామ ప్రియం వాం ప్రియం వాం వాం ప్రియం ప్రియం వాం వీథో వీథో వాం ప్రియం ప్రియం వాం వీథ వాం వీథో వీథో వాం వాం వీథో ఘృతస్య ఘృతస్య వీథో వాం వాం వీథో ఘృతస్య ఘృతస్య ఘృతస్య వీథో వీథో ఘృతస్య గుష్ట్యా నిత్యా వీథో వీథో ఘృతస్య గుష్ట్యా ఘృతస్య గుష్ట్యా గుష్ట్యా ఘృతస్య ఘృతస్య గుష్ట్యా దుషాణా దుషాణా గుష్ట్యా ఘృతస్య ఘృతస్య గుష్ట్యా దుషాణా గుష్ట్యా దుషాణా దుషాణా గుష్ట్యా గుష్ట్యా దుషాణా మేదమేదమేదమేదమే సుష్ఠుదీర్వా వృధానా వా వృధానా సుష్ఠుదీర్థమేదమేదమేదమే సుష్ఠుదీర్వా వృధానా సుష్ఠుదీర్వా వృధానా వా వృధానా సుష్ఠుదే సుష్ఠుదీర్వా వృధానా ప్రతి ప్రతి వా వృధానా సుష్ఠుదే సుష్ఠుదీర్వా వృధానా ప్రతి వృధానా ప్రతి ప్రతి వా వృధానా వా వృధానా ప్రతి వాం వాం ప్రతి వా వృధానా వా వృధానా ప్రతి వాం ప్రతి వాం ప్రతి ప్రతివాం జిహ్వా జిహ్వా జిహ్వా వాం వాం జిహ్వా ఘృతం ఘృతం జిహ్వా వాం వాం జిహ్వా ఘృతం జిహ్వా ఘృతం ఘృతం జిహ్వా జిహ్వా ఘృతమోదుద్ఘృతం జిహ్వా జిహ్వా ఘృతమోదు ఘృతమోదుద్ఘృతం ఘృతముచ్చరణ్యే చరణ్యేదుద్ఘృతం ఘృతముచ్చరణ్యే చరణ్యే చరణ్యేదుద్చరణ్యే చరణ్యేదితి చరణ్యే ప్రణో దేవి దేవి నప్రణో దేవి దేవి దేవి నో నో దేవి సరస్వతి సరస్వతి దేవి నో నో దేవి సరస్వతి దేవి సరస్వతి సరస్వతి దేవి దేవి సరస్వతి వాజే భిర్వాజే భి సరస్వతి దేవి దేవి సరస్వతి వాజే భి వాజే భిర్వాజే భి సరస్వతి సరస్వతి వాజే భిర్వాజనీవతి వాజనీవతి వాజే భి సరస్వతి సరస్వతి వాజే భిర్వాజనీవతి వాజే భిర్వాజనీవతి వాజనీవతి వాజే భిర్వాజే భిర్వాజనీవతి వాజనీవతి వాజనీపతి ధీనామ విత్రియ విత్రీ ధీనా ధీనామ విత్రియవత్వత్వ విత్రీ ధీనా ధీనామ విత్రియవతు అవిత్రియవత్వత్వ విత్రియ విత్రియవతు విత్రియవతు ఆనో నో దివో దివో నో దివ దివో దివో నో నో దివో బృహతో బృహతో దివో నో నో దివో బృహద దివో బృహతో బృహతో దివో దివో బృహత పర్వదాత్ పర్వదాత్ బృహతో దివో దివో బృహత పర్వదాత్ పర్వదాత్ పర్వదాత్ బృహతో బృహత పర్వదాదా పర్వదాత్ బృహతో బృహత పర్వదాదా పర్వదాదా పర్వదాత్ పర్వదాదా సరస్వతి సరస్వత్యా పర్వదాత్ పర్వదాదా సరస్వతి సరస్వత్యా సరస్వతి జతా జతా సరస్వతి జతా సరస్వతి జతా సరస్వతి సరస్వతి జతా గందు గందు జతా సరస్వతి సరస్వతి జతా గందు జతా గందు ప్రవాహవ ఇదిదేవ యోహ సుత్రాత్రా సదసదత్ర సువీర్యకం సువీర్యమత్రా సదసదత్ర సువీర్యం అత్ర సువీర్యకం సువీర్యమత్రాత్ర సువీర్యమత్ర సువీర్యముతోత సువీర్యకం సువీర్యమత్రాత్ర సువీర్యముతా సువీర్యముతోత సువీర్యకం సువీర్యమత్రాత్ర సువీర్యముతా సువీర్యముతోత సువీర్యకం సువీర్యమత్రాత్ర సువీర్యముతా సువీర్యముతోత సువీర్యకం సువీర్యమత్రాత్ర సువీర్యముతా సువీర్యముతోత సువీర్యకం సువీర్యమత్రాత్ర సువీర్యముతా సువీర్యముతోత సువీర్యకం సువీర్యమత్రాత్ర స ఆశ్వశ్రియమిత్యాశు అశ్వియం నకిష్టం తన్న కిర్ణకిష్టం కర్మణ కర్మణ తన్న కిర్ణకిష్టం కర్మణ కర్మణ కర్మణ తందం కర్మణ సన్న సత్కర్మణ తందం కర్మణ నశదు కర్మణ సన్న సత్కర్మణ కర్మణ సన్న సత్కర్మణ కర్మణ సన్న సన్న సన్న సన్న ప్రణన సన్న ప్రణన ప్రయోషద్యోషత్ ప్రణన ప్రయోషద ప్రయోషద్యోషత్ ప్రయోషన్నయోషత్ ప్రయోషన్న యోషతిపక్షరంతి సింధవ సింధవ క్షరంతిపక్షరంతి సింధవ క్షరంతి సింధవ సింధవ క్షరంతి క్షరంతి సింధవోమ యోభువోమ యోభువ సింధవ క్షరంతి క్షరంతి సింధవోమ యోభువ సింధవోమ యోభువోమ యోభువ సింధవ సింధవోమ యోభువ ఈ జానమీ జానమ యోభువ సింధవ సింధవోమ యోభువ ఈ జానం యోభువ ఈ జానమీ జానమ యోభువ యోభువ ఈ జానం జానమ యోభువ యోభువ ఈ జానం యోభువ ఇది మజ భువ ఈ జానం చే జానమీ జానంత యక్ష్యమాణం యక్ష్యమాణం చే జానమీ జానంత యక్ష్యమాణం యక్ష్యమాణం యక్ష్యమాణం చ యక్ష్యమాణం చ యక్ష్యమాణం చ యక్ష్యమాణం చ యక్ష్యమాణం చ యక్ష్యమాణం యక్ష్యమాణం చ ధేనవో ధేనవశ్చ యక్ష్యమాణం యక్ష్యమాణం చ ధేనవః ధేనవో ధేనవశ్చ చ ధేనవః ధేనవ ఇది ధేనవః వృణంతం చ చ వృణంతం వృణంతం చ పపురిం పపురిం చ వృణంతం వృణంతం చ పపురిం చ పపురిం పపురిం చ చ పపురిం చ చ పపురిం చ చ పపురిం చ పపురిం చ చ పపురిం పపురిం చ శ్రవస్యవ శ్రవస్యవశ్చ పపురిం పపురిం చ శ్రవస్యవః శ్రవస్యవ శ్రవస్యవశ్చ చ శ్రవస్యవో ఘృతస్య ఘృతస్య శ్రవస్యవశ్చ చ శ్రవస్యవో ఘృతస్య శ్రవస్యవో ఘృతస్య ఘృతస్య శ్రవస్యవ శ్రవస్యవో ఘృతస్య ధారా ధారా ఘృతస్య శ్రవస్యవ శ్రవస్యవో ఘృతస్య ధారా ధారా ధారా ఘృతస్య ఘృతస్య ధారా ఉపోపధారా ఘృతస్య ఘృతస్య ధారా ఉపాధారా ఉపోపధారా ధారా ఉపయంతి యంచుపధారా ధారా ఉపయంతి ఉపయంతి యంచుపోపయంతి విశ్వతో విశ్వతో యంచుపోపయంతి విశ్వతః విశ్వదో విశ్వదో యంతయంతి విశ్వతః విశ్వదైతి విశ్వతః సోమారుద్రావి సోమారుద్రా సోమారుద్రావి బృహతం బృహతం వి సోమారుద్రా సోమారుద్రావి బృహతం సోమారుద్రేతి సోమారుద్రా బృహతం బృహతం వి విబృహతం విశూజీం విశూజీం బృహతం వి విబృహతం విశూజీ బృహతం విశూజీం విశూజీం బృహతం బృహతం విశూజీ మమీ వామీ ఆరే బాధే ధాన్యరుదిం బాధే ధాన్యరుదిం నిరుదిం బాధే థాం బాధే ధాన్యరుదిం వరాతి పరాతే నిరుదిం బాధే థాం బాధే ధాన్యరుదిం వరాతి నిరుదిం వరాతే పరాతే నిరుదిం నిరుదిం వరాతి కృతం కృతం వరాతే నిరుదిం నిరుదిం వరాతి కృతం నిరుదిమి దినిహి కృతిం వరాతే కృతం కృతం వరాతే పరాతే కృతం చిత్ చిత్ కృతం వరాతే పరాతే కృతం చిత్ కృతం చిత్ చిత్ కృతం కృతం చిదేన ఏనశ్చిత్ కృతం కృతం చిదేనః చిదేన ఏనశ్చిత్ చిదేన ప్రైనశ్చిచ్చిదేన ప్రాయేన ప్రప్రైన ఏన ప్రముముక్తం ముముక్తం ప్రైన ఏన ప్రముముక్తం ప్రముముక్తం ముముక్తం ప్రప్రముముక్తమస్మదస్మన్ ముముక్తం ప్రప్రముముక్తమస్మదు ముముక్తమస్మదస్మన్ ముముక్తం ముముక్తమస్మదు అస్మదిత్యస్మదు సోమారుద్రా యువకము యువకము సోమారుద్రా సోమారుద్రా యువమేతాని హేతాని యువకము సోమారుద్రా సోమారుద్రా యువమేతాని సోమారుద్రేతి సోమారుద్రామేతాని హేతాని యువం యువమేతాన్యస్మే అస్మే ఏతాని యువం ధనోషు భద్రం భద్రం ధనోష్ధనోషు భద్రం తనోషు తనోషు బద్ధం కృతం కృతం బద్ధం తనోషు తనోషు బద్ధం కృతం బద్ధం కృతం కృతం బద్ధం బద్ధం కృతమేన ఏన కృతం బద్ధం బద్ధం కృతమేన తదేన కృతం కృతమేనో అస్మదస్మదేన కృతం కృతమేనో అస్మద్ ఏనో అస్మదస్మదేన ఏనో అస్మదో అస్మద్ సోమాపోషణాజన సోమాపోషణ సోమాపోషణాజన నారజేణ గౌరజేణాంజన సోమాపోషణ సోమాపోషణాజన నారజేణ సోమాపోషణే సోమాపోషణ జననారజేణ గౌరజేణాంజన నాజన నారజేణాంజన నాజన నారజేణాంజన నాజన నారజేణాంజన నారేణాంజన నాజన నారేణ గౌరేణాంజన నా దివో దివో జన నారేణ గౌరేణాంజన నా దివ జన నా దివో దివో జన నాజన నా దివో జన నాజన నా దివో జన నాజన నా దివో జన నాజన నాజన నా దివో దివో జన నా పృథివ్యా పృథివ్యా జన నా దివో దివో జన నా పృథివ్యా పృథివ్యా పృథివ్యా జన నాజన నా పృథివ్యా పృథివ్యా ఇది పృథివ్యా విశ్వస్ జాతో జాతో విశ్వస్య భువనస్య భువనస్య విశ్వస్య జాతో జాతో విశ్వస్య భువనస్య భువనస్య భువనస్య విశ్వస్య విశ్వస్య భువనస్య గోపో గోపో భువనస్య విశ్వస్య విశ్వస్య భువనస్య గోపో భువనస్య గోపో గోపో భువనస్య భువనస్య గోపో దేవా దేవా గోపో భువనస్య భువనస్య గోపో దేవా గోపో దేవా దేవా గోపో గోపో దేవా అకృణవన్ అకృణవన్ దేవా గోపో గోపో దేవా అకృణవన్ దేవా అకృణవన్ అకృణవన్ దేవా దేవా అకృణవన్ అమృతస్య అమృతస్య అకృణవన్ దేవా దేవా అకృణవన్ అమృతస్య అమృతస్య అమృతస్య అకృణవన్ అకృణవన్ అమృతస్య నా భిన్నాభిం అమృతస్య అకృణవన్ అకృణవన్ అమృతస్య నాభిం అమృతస్య నా భిన్నాభిం అమృతస్య అమృతస్య నాభిం నాభిమితి నాభిం విమౌ దేవో దేవా విమా విమౌ దేవో జాయమానౌ జాయమానౌ దేవా విమా విమౌ దేవో జాయమానౌ దేవో జాయమానౌ జాయమానౌ దేవో దేవో జాయమానౌ జుషంత జుషంత జాయమానౌ దేవో దేవో జాయమానౌ జుషంత జాయమానౌ జుషంత జుషంత జాయమానౌ జాయమానౌ జుషంతే మా విమౌ జుషంత జాయమానౌ జాయమానౌ జుషంతే మౌ జుషంతే మా విమౌ జుషంత జుషంతే మౌ తమాగుం శతమాగుం సీమౌ జుషంత జుషంతే మౌ తమాగుం సీ మౌ తమాగుం శతమాగుం సీమా విమౌ తమాగుం సిగోహతాం గోహతాం తమాగుం సీమా విమౌ తమాగుం సిగోహతాం సిగోహతాం గోహతాం తమాగుం శతమాగుం సిగోహతాం జుష్టా జుష్టా గోహతాం తమాగుం శతమాగుం సిగోహతాం జుష్టా గోహతాం జుష్టా జుష్టా గోహతాం గోహతాం జుష్టా జుష్టేత్య జుష్టా ఆభ్యామింద్ర ఇంద్ర ఆభ్యామాభ్యామింద్ర పక్వం పక్వమింద్ర ఆభ్యామాభ్యామింద్ర పక్వం ఇంద్ర పక్వం పక్వమింద్ర ఇంద్ర పక్వ మామాసు స్వామాసు పక్వమింద్ర ఇంద్ర పక్వ మామాసు పక్వ మామా స్వామాసు పక్వం పక్వ మామా స్వంతరంత రామాసు పక్వం పక్వ మామా స్వంత స్వంతరంత రామా స్వామా స్వంత స్వమా భూషభ్యాగ్మ సోమా భూషభ్యామంత రామా స్వామా స్వంత స్వమా భూషభ్యా అంత స్వమా భూషభ్యాగో సోమా భూషభ్యామంతరంత స్వమా భూషభ్యాంజనజ్జనత్ స్వమా భూషభ్యామంతరంత స్వమా భూషభ్యాంజనత్ సోమా భూషభ్యాంజనజ్జనత్ స్వమా భూషభ్యాగో సోమా భూషభ్యాంజనత్ శ్రియా సుశ్రియాసు జనత్ స్వమా భూషభ్యాగో సోమా భూషభ్యాంజనత్ శ్రియాసు సోమా భూషభ్యామితి సోమా భూషాభ్యాంజనత్ శ్రియా సుశ్రియాసు జనజ్జనత్ శ్రియాసు శ్రియాస్మిత్యుశ్రియాసు కృష్ణయజుర్వేద తైత్తిరీయ శాఖాయాం ప్రథమకాండే అష్టమ ప్రపాఠకస్య ఘనపారాయణ సమాప్తః ప్రథమకాండ సమాప్తః